వాసుదేవమయమైన ఈ సభాసదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వేదవ్యాస మహర్షి మనకు అనుగ్రహించిన మహాభారత ప్రవచన మహాయజ్ఞంలో ఈరోజు 4వ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి రోజున పాండవులు కౌరవులు ద్రోణాచార్యుని వద్ద విద్య నేర్చుకోవడం అనే అంశాన్ని ప్రస్తావన చేస్తూ, ద్రోణాచార్యుల వారు అమోఘమైనటువంటి తన బాణాలతో పాండవులు ఆ నేల నూతిలో వేసినటువంటి బంతిని ఏ విధంగా తీశాడు, దాని ద్వారా ద్రోణుడు భీష్ముని వారి దృష్టిలోకి వచ్చి ఆచార్యుడయ్యాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఆ తర్వాత క్రమంగా ఏకలవ్యుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుని అనేక ప్రమాణాలతో ద్రోణుని యొక్క గొప్పతనం, అర్జును యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత లాక్షాగృహ దహనం, పాండవులు అక్కడి నుంచి క్రమంగా గంగానదిని దాటి వెళ్ళడం, ఆపై జరిగినటువంటి వృత్తాంతంలో ఏకశిలానగరాన్ని ఏకచక్రపురానికి వాళ్ళు చేరుకుని అక్కడి నుంచి బకాసురుని సంహరించాడు భీముడు. వారు ఏ విప్రుని ఇంట ఆశ్రయం పొందారో ఆ విప్రుని ఇంటికి వచ్చినటువంటి ఒక మహానుభావుడైనటువంటి జ్ఞానితో కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఆ జ్ఞాని తాను చూసిన అనేక విషయములు అక్కడున్న పాండవులకు చెప్తున్నారు. ఈ పాండవులు ప్రచ్ఛన్న వేషంలో ఉన్నారు, అప్పుడు అది విప్రవేషాల్లో ఉన్నారు, ఆ చెప్తున్న విషయాలను వింటున్నారు. అప్పుడు ద్రుపదుని యొక్క చరిత్రని, ద్రుపదునికి దివ్య సంతానం ఎలా కలిగింది అనే అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. నిన్న అక్కడి వరకు చెప్పుకోవడం జరిగింది, తర్వాత అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ద్రుపదుడు ద్రోణునిపై ప్రతీకార బుద్ధితో ఉన్నట్ట, ఎందుకంటే ద్రోణుడు ద్రుపదునిపై ప్రతీకారం వహించి చేసిన అంశాన్ని చెప్పుకున్నాం మనం. అర్జునుని ద్వారా ఆ ద్రుపదుని బంధించి తీసుకొచ్చాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడు ఆ ద్రుపదుడు అక్కడ తన పరాభవాన్ని అంగీకరించి తన రాజ్యాన్ని రెండు భాగాలు చేశాడు. దక్షిణం భాగీరథికి దక్షిణ వైపున దక్షిణ పాంచాల భాగాన్ని తాను స్వీకరించి ద్రోణునికి ఉత్తర పాంచాలాన్ని అందించాడు. అది అహిచ్ఛత్రపురము అని చెప్పబడుతున్నటువంటిది. ఇప్పుడు ఆ ద్రుపదునికి ద్రోణునిపై ప్రతీకారం ఉంది. అక్కడ తన ఓటమిని అంగీకరించిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన కూడా. అందుకే ఎవరిని శత్రువుగా చేసుకున్నా ప్రమాదమేనండి, వాళ్ళు తిరిగి సమయం కోసం చూస్తుంటారు దెబ్బతీయడానికి. ఈ ద్రుపదుడు ద్రోణుని యొక్క తపశ్శక్తిని, అస్త్రవిద్యా సంపత్తిని తెలుసుకున్నాడు. ఇతడు విప్రుడు, ఇతన్ని దెబ్బతీయాలంటే నా క్షాత్రం పనికిరాదు, అందుకు నేను కూడా తపస్సుల్ని ఆశ్రయించాలి అని ద్రుపదుడు ఆలోచించి అనేక మంది మహాత్ములైన మహర్షుల వద్దకు వెళ్ళి తను స్వయంగా అడిగేట, ఇలా ద్రుపదుని సంహరించడానికి కావలసిన పుత్రుడు నాకు కావాలి, దానికి చెయ్యవలసినటువంటి క్రతువు మీరు చేయండి అని అడిగాడు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అక్కడ యాజుడు ఉపయాజుడు అని ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో ఈ ఉపయాజుడు అనేటువంటి వాడు ఇలాంటి క్రియలకు అసలు ముందుకు రాట, కానీ మా అన్నకి మాత్రం కొంత ఆపేక్ష అనేది ఒకటి ఉంటుంది కనుక మా అన్నని సంప్రదించి నీ పని జరగవచ్చు అని చెప్పాడు. అప్పుడు యాజుని వద్దకు వెళ్ళి ద్రుపదుడు అడిగితే అప్పుడు యాజుడు తరిగే నీ క్రియను నేను చేస్తాను కానీ నాకు తమ్ముడు సహకారం కావాలన్నట్ట. అప్పుడు యాజుడు ఉపయాజుడు కలిసి ఒక అద్భుతమైన క్రతువుని చేశారు. ఈ క్రతువు చాలా విశేషమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఈ క్రతువులో వివిధములైనటువంటి ఆహుతులు వేస్తూ ప్రధాన ప్రయోజనం ఏంటంటే, భారద్వాజస్య హంతారం శోభిసంధాయ భూపతి ఆజహ్రే తథా సర్వం ద్రుపద కర్మసిద్ధయే. భారద్వాజస్య హంతారం అంటే భరద్వాజ పుత్రుడైన ద్రోణిని సంహరించడానికి గాను కావలసిన వీరుడు కోసం చేస్తున్నటువంటి క్రతువిధి. అలాంటి ఒక వీరునికి హవిస్సుని సిద్ధం చేసి హవిస్సుని మంత్రితం చేశారు. ఆ హవిస్సుని ద్రుపదుని యొక్క భార్య అని స్వీకరించమని చెప్పారు. కానీ ఆమె స్వీకరించడానికి ఒక అభ్యంతరం చెప్పింది, నేను ప్రస్తుతం అలంకృతయ్యే ఉన్నాను, ఇంకా స్నానాదులన్నీ చెయ్యాలి, స్నానాదులకు పూర్వం చేయవలసినటువంటి అలంకారాలు నేను ఉన్నాను, అందుకు నేను ఇప్పుడు స్వీకరించలేను అన్నది అక్కడ. యాజస్తు హవనస్యాంతే దేవీ మాజ్ఞాపయత్ తదా ప్రైహి మాం రాజ్ఞి పృషతి మిథునం త్వాముపస్థితం. దీన్ని స్వీకరించు నువ్వు, దీని ద్వారా నీకు మంచి సంతానం కలుగుతుంది అని చెప్తే ఆమె అభ్యంతర పెడుతూ, అవలిప్తం ముఖం బ్రహ్మన్ దివ్యాన్ గంధాన్ బిభర్మిచ సుతార్థే నోపలబ్ధాస్మి తిష్ట యాజ మమ ప్రియే. కాసేపు ఆగు, తర్వాత తీసుకుంటానన్నదండి. ఇక్కడ ఒక విధానం ఉన్నది, ఒక మహాత్ముడు ఒక ప్రసాదాన్ని చేతికి ఇస్తున్నప్పుడు వెంటనే తీసుకోవాలి, ఇది ఒక ప్రసాదం, పైగా హవిస్సు మంత్రితమైంది. పదార్థానికి ప్రసాదానికి చాలా తేడా ఉంది, హవిస్సు మంత్రపూతమవుతుంది కనుక దానికి శక్తిని వస్తుంది. అందుకు ఆ శక్తి కలిగిన హవిస్సుని తృణీకరించరాదు, వాయిదా వెయ్యరాదు, ఇవి తెలుసుకోవాల్సినది. ఈమె ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటానన్నదిట. వెంటనే ఆ యాజుడు గొప్ప మాట అన్నాడు, యాజేన శ్రపితం హవ్యం ఉపయాజాభిమంత్రితం కథం కామం నసందంధ్యాత్ సత్వం విప్రేహి తిష్టత. నువ్విప్పుడు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది శక్తివంతమైన హవిస్సు. ఇది యాజుడు తయారు చేశాడు, ఉపయాజుడు మంత్రించాడు. తయారు చేసిన వాడి యొక్క తపశ్శక్తి, మంత్రితం చేసిన వాడి తపశ్శక్తి, రెండు కలిసి ఉన్నాయి. ఈ రెండు కలిసినప్పుడు నువ్వు స్వీకరించినా స్వీకరించకపోయినా ఇది ఫలాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం అండి ఇక్కడ అని చెప్పి వెంటనే దాన్ని అగ్నిహోత్రంలో వేశాడు హవిస్సుని. ఆమె స్వీకరించలేదు, అగ్నిహోత్రంలో వేశాడు. అగ్నిహోత్రంలో మంత్రితంగా వేసిన వెంటనే అగ్నిహోత్రం నుంచి ముందు ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన వైనవి ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. ఏవ ముక్త్వాతు యాజేన హుతే హవిషి సంస్కృతే ఉతస్థౌ పావకాత్ తస్మాత్ కుమారో దేవసన్నిభ. అగ్నిహోత్రం నుంచి దేవతలతో సమానమైన తేజస్సు కలిగిన ఒక మహాత్ముడు ఉద్భవించాడు. ఈ పుట్టుకే ఆశ్చర్యం చూడండి ఇక్కడ, ఆ పుట్టుకలే ఆశ్చర్యం. అందుకే మహాభారతంలో చెప్పుకుంటున్న ప్రధాన పాత్రలన్నీ దివ్యత్వ మానవత్వాల సమన్వయ స్వరూపాలు అనే మాటను గుర్తుపెట్టుకుని పరిశీలించవలసింది. ఇవన్నీ కూడా జ్వాలావర్ణో ఘోర రూప కిరీటీ వర్మచోత్తమం. శరీరవర్ణం ఎలా ఉందంటే అగ్ని సమానమైన వర్ణముతో ఉన్నది, ఒక భయంకరమైన వీరస్వరూపం గోచరిస్తున్నది, కిరీటము ధరించి ఉన్నాడు, సహజముగా కవచముతో ఉన్నాడు, పైగా రథంతో వచ్చాడు. అతను రావడమే ఒక రథంతో వచ్చాడు. శోధ్యారోహ ద్రధవరం తేన చప్రయ్యవు తదా. ఇలాంటి పుట్టుకలు సాధ్యమా అంటే అలాంటి యజ్ఞం చేస్తే ఇలాంటి పుట్టుక సాధ్యమేనండి. అలాంటి యజ్ఞాన్ని చేశాడు ఆయన. పైగా భయావహో రాజపుత్ర పాంచాలానాం యశస్కర. అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పిందిట, ఇప్పుడు పుట్టినటువంటి వాడు ఎవరంటే, మన ధర్మరాజు పుట్టుకప్పుడు కూడా ఆకాశవాణి మాట చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా ఈ మహాత్ముని యొక్క జననంలో ఆకాశవాణి పలుకుతోంది. ఇతడు పాంచాలానాం యశస్కర, పాంచాల దేశానికి అనగా ద్రుపదుని యొక్క వంశానికి యశస్సు కలగజేస్తాడు. రాజ్ఞ శోకాపహో జాత, ఇతడు రాజు యొక్క శోకాన్ని పోగొడతాడు. ద్రోణవధాయవై, ద్రోణిని వధకై పుట్టినటువంటి వాడు అన్నారు. అతడే దృష్టద్యుమ్నుడు, ఆయన ఉద్భవించాడు. ఇత్యువాచ మహద్భూతం అదృశ్యం ఖేచరం తదా. ఆడ తర్వాత ఒక స్త్రీ ఉద్భవించింది అగ్నిహోత్రంలోంచి. యజ్ఞసేనుని యొక్క పుత్రిక ఈమె, అంటే యజ్ఞసేనుని పేరుపై యజ్ఞం జరుగుతోంది కనుక. యజ్ఞసేనుడు అంటే ఎవరు, ద్రుపదుడు. అందుకు ఉద్భవిస్తున్నటువంటి యాజ్ఞసేనిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. కుమారీ చాపి పాంచాలి వేది మధ్య సముత్థిత, అగ్ని నుంచి ఉద్భవించిందండి. ఇది తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం. దీనికి పూర్వయుగంలో అసుర సంహారం కోసం భూమి నుంచి ఉద్భవించింది శక్తి, ఇప్పుడు అగ్ని నుంచి ఉద్భవించింది శక్తి. ఇది తెలుసుకోవలసినది. అసురనాశనం కోసం ఉద్భవించిన ఒకనొక శక్తి స్వరూపం ఇది. శుభగా దర్శనీయాంగి స్వసితాయతలోచన శ్యామా పద్మఫలా సాక్షి నీలకుంచిత మూర్ధజ తామ్ర తుంగ నకోసు భ్రూశ్చారుపీర పయోధర. ఆమె స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ చామనచాయమేనతో ఉన్నటువంటి పద్మపత్ర నేత్రాలతో ఉన్నటువంటి తల్లి, నీలోత్పల సమూహ గంధ యస్యాక్రోశాత్ ప్రధావతి. ఆమె శరీరం నుంచి నల్ల కలువ యొక్క సుగంధము కొన్ని యోజనాల వరకు వ్యాపిస్తూ ఉన్నదిట. యా బిభర్తి పరం రూపం యస్యానాస్త్యుపమా భువి దేవదానవ యక్షాణాం ఇప్సితాం దేవరూపిణి. దేవదానవ యక్షులు కూడా ఆశ్చర్యకరంగా చూసి అద్భుతంగా గౌరవించేటువంటి దేవరూపిణి అయినటువంటి ఆమె, తాంపి జాతాం సుశ్రోణీం వాగువాచ అశరీరిణి. ఆమె ఉద్భవించినప్పుడు అశరీర వాక్కు ఎలా వచ్చిందో చూపిస్తున్నాడు ఇక్కడ. అశరీర వాక్కు చెప్తూ ఉన్నది ఆమె యొక్క పుట్టుక యొక్క వైశిష్ట్యాన్ని. సర్వయోషిద్వరా కృష్ణ నినీషు క్షత్రియాన్ క్షయం. ఈమె స్త్రీల అందరిలోకి శ్రేష్ఠురాలు. ఇది ఆకాశవాణి అనగా దేవవాణి చెప్తున్నటువంటిది. కృష్ణ ఈమె పేరు. ఈమె ఎందుకు ఉద్భవించింది అంటే క్షత్రియాన్ క్షయం నినీషు, క్షత్రియుల్ని నాశనం చేయడానికి, అంటే అసుర అంశాలతో ఉన్నటువంటి క్షత్రియుల్ని నాశనం చేయడానికి ఉద్భవించిన కృష్ణ. ఆమె పేరు కృష్ణ. ఆకాశవాణి చెప్పింది ఆమె పేరు కృష్ణ అని. సురకార్యమియం కాలే కరిష్యతి సుమధ్యమా. ఈమె దేవకార్యాన్ని చెయ్యడానికి ఉద్భవించింది. సరిగ్గా ఈ సురకార్యమియం కాలే అనే మాటకి పనికొచ్చే మరొక్క మాట విందామా, దేవకార్య సముద్యత. ఈ దేవకార్య సముద్యత ఎక్కడి నుంచి ఉద్భవించింది, చిదగ్నికుండ సంభూత. ఇప్పుడు ఈవిడు కూడా అగ్నికుండంలోంచి ఉద్భవించింది. దేవకార్య సముద్యత సురకార్యం కోసం ఉద్భవించింది అనగా ఈమె శక్తి అని చూపిస్తున్నారు. ఈవిడ పేరేమిటి, కృష్ణ. సరిగ్గా భాగవతంలో మహానుభావుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, నా సహోదరి అయినటువంటి పరాశక్తికి కొన్ని పేర్లున్నాయి, అందులో దుర్గా కుముదిని ముకుంద కృష్ణ అని పేర్లున్నాయని చెప్పాడు. కనుక కృష్ణ ఎవరు, దుష్టసూదని అయిన దుర్గా. ఆ శక్తి ఈవిడ. ఇది తెలుసుకోవాల్సింది. కృష్ణ సహోదరి అని చెప్పబడుతున్న పరాశక్తి. అశ్చా హేతు కౌరవాణం మహదుత్పత్స్యతే భయం. ఈమె కారణంగా కౌరవులకు మహాభయము కలుగుతున్నది అని చెప్పారు. మొత్తం ఆమె యొక్క అవతార ప్రయోజనము, భావి భారత కథా సూచన జరుగుతున్నది. ఇక్కడ మనం ఆలోచించవలసిన కొన్ని అంశములు ఉన్నాయి. యజ్ఞం జరంగానే ఉద్భవించిన మహాఫలాన్ని చెప్పినప్పుడు కొన్ని కొన్ని అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, వాటిని ఆస్వాదిస్తూ గ్రహించగలిగితే కథ ఆగదు. అందు కొంచెం ఏకాగ్రత. ఉద్భవించింది మొత్తం భారతానికి ప్రధానమైన మహాశక్తి అండి. అందుకే నాలుగు రోజుల్లో ఏనాడు జరగని ఒక అద్భుతం అని వాళ్ళు చూసాం ఇక్కడ. ఆ తల్లి ఉద్భవించింది. ఇప్పటి వరకు ఆగి ఇప్పుడే ఎందుకు ఆ దేవతలు ఈ కుశమూర్షిని కురిపించారు, వాళ్ళకే తెలియాలి. ద్రౌపదీదేవి యొక్క ఉత్పత్తి గాథ చాలా దివ్యమైనటువంటిది. మొత్తం భారతానికి మూలశక్తి ద్రౌపది. అత్యంత పవిత్రమైనటువంటి మూర్తి ఈ తల్లి. అందుకు ఈ తల్లి యొక్క వ్యక్తిత్వాన్ని, వైభవాన్ని ఆకాశవాణి చెప్పింది చాలా మేరకు. ఈమె పుట్టుకు ప్రయోజనం ఉన్నది. దృష్టజ్యుమ్నుడు, ద్రౌపది కూడా. ఇక్కడ వీళ్ళు పుట్టుకల గురించి చూడాలి. ఇది తెలిస్తే మామూలుగా ఒక స్త్రీ గర్భంలోంచి వచ్చినటువంటి శరీరాలకున్న మర్యాదలు వేరు, అయోనిజలుగా ఒకరు అగ్ని నుంచి, ఒకరు నీటి నుంచి, ఒకరు నేల నుంచి వచ్చినటువంటి చరిత్రలు ఉంటాయి. అలాంటి దివ్యమైన చరిత్రలు వాళ్ళ యొక్క శరీర నియమాలు వేరు. ఇది ముందు గ్రహించగలిగితే తర్వాతి వృత్తాంతంలో కొన్ని సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అందుకు ఒక పాత్ర గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా మనలాంటి స్థాయి ఉన్న వాళ్ళు అనుకోరాదు. కొంతమంది ఇక్కడ కువ్యాఖ్యలు చేస్తూ ఆధునికులు, ఎందుకంటే వీళ్ళు అటు నాస్తికులైనా బాగుండు, ఇటు ఆస్తికులైనా బాగుండు, అటుకీ కాక ఇటుకీ కాక ఉంటారండి. వీళ్ళ వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ కథలు పోనీ కల్పితాలను పక్కకు తోసేస్తే బాధ లేదు, వీటిని తీసుకొస్తారు. ఋషులు చెప్పిన అంశాన్ని అంగీకరించడానికి వీళ్ళు నాస్తికత్వం ఒప్పుకోదు. ఏమంటే అగ్నిహోత్రుల నుంచి పుడతారా, మరుగుదాల నుంచి పుడతారా అంటే క్లోనింగ్తో అనే దా ప్రక్రియతో అనేకమైన సంతానాలు కలిగించవచ్చు అనే విషయం కొన్ని దశాబ్దాల క్రితం ఎవరికి తెలియదు. ఇప్పుడే సాధ్యమైంది కదా. కనుక ఇప్పుడున్నది ఒకప్పుడు తెలియదు, ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు తెలియకపోవచ్చు. పైగా అక్కడ ఒక యజ్ఞం, ఒక తపస్సు, ఒక ప్రక్రియ జరుగుతుంది. నేటికి ఇలాంటి అద్భుతాలు చాలా కనబడుతుంటాయి. అందుకే ఆ పుట్టుకలో ఉన్న ప్రత్యేకతను ముందు మనం తెలుసుకోవాల్సింది. దీనికి మనశాస్త్రాలతోనే సమాధానం చెప్పుకుంటే ద్రౌపది పుట్టుక యొక్క వృత్తాంతాన్ని చెప్పుకోవడం వల్ల మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ధర్మరాజాది గాథలను కూడా ఒక్కసారి సమాధానం చెప్పుకోవచ్చు. అందుకే కొన్ని చోట్ల చెప్పనేది మరికొన్ని చోట్ల చెప్పుకుంటాం. అది అందుకీ సమాధానం అవుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన చర్చ మనం చేయవచ్చు. మన శాస్త్రాలు, ఇందాక చెప్పుకున్నాం మన వేద విజ్ఞానం ఎన్ని రకాలుగా చెప్తుందో అని. రెండు రకాల పుట్టుకలు ఉంటాయని వైశేషిక దర్శన సూత్రం చెప్తోంది. తత్ర శరీరం ద్విధం, యోనిజం అయోనిజంచ. రెండు రకాల పుట్టుకలు ఉంటాయట, యోనిజం అయోనిజం అని రెండు. అంటే స్త్రీ నుంచి ఉత్పన్నమైనటువంటి, స్త్రీ గర్భం నుంచి కలిగినటువంటి సంతానం ఒకటి, ఆ గర్భావసరం లేకుండా కలిగే సంతానాలు కూడా ఉంటాయి అన్నారు. సంత్య అయోనిజాహ అని మరొక సూత్రం కూడా కనబడుతుంది ఆ వైశేషిక దర్శనంలో. దీన్ని బట్టి మనుష్యులు పుట్టుకలు నాలుగు రకాలుగా ఉంటాయని మన వేదాంత శాస్త్రం చెప్తున్న అంశాన్ని పరిశీలించాలి. మొట్టమొదట ఆ పుట్టిన వారు పూర్వజన్మ సంస్కారాల వల్ల మహాత్ములై ఇక్కడే జీవన్ముక్తిని పొందుతారు వాళ్ళు. వీళ్ళు మహాత్ములు వీళ్ళు. ఆ జీవన్ముక్తి పొందిన వాళ్ళు నతస్య ప్రాణాహ్యుత్క్రమంతి. వాళ్ళ ప్రాణాలు ఎక్కడికో పైలోకాలకు పో, సర్వవ్యాపకమైన బ్రహ్మంలో ఐక్యమవుతారు. వాళ్ళు జీవన్ముక్తులుగా ఉన్న దశలోనే శరీరంలో ఉన్నప్పటికీ వాళ్ళు సర్వవ్యాపకమైన బ్రహ్మముతోనే తాదాత్మ్యం చెందుతారు. తర్వాత ప్రారంధవశాత్తు శరీరం పతనమవుతుంది, వాళ్ళు సర్వవ్యాపకమైన బ్రహ్మములోనే ఉంటారు. వీళ్ళకు ఉత్క్రమణము లేదు అన్నారు. అంటే పైలోకాలకు వెళ్ళడం అనేది లేదు, ఎందుకంటే బ్రహ్మము సర్వవ్యాపకము. ఇది ఉపనిషత్తులు ప్రతిపాదించేటువంటి జీవన్ముక్తావస్థ. వీళ్ళు మహాత్ములు. అలాంటి వారిని ఒక్కరిని కనబడ్డా మనం దండం పెట్టవలసిందే. కానీ భారతదేశంలో జీవన్ముక్తులకి ఏ యుగంలోనూ లోటు ఉండదండి, ఇది తెలుసుకోండి. అది ఈ దేశం. అందుకే కొన్ని దశాబ్దాల క్రితం ఒక రమణ మహర్షిని, ఒక కంచి మహాస్వామి వారిని మనం స్మరించుకుంటాం, పరమాచార్యుల వారిని. వీళ్ళు జీవన్ముక్తులు. అలాగే ఇప్పుడు లేరని చెప్పలేం, ఇప్పటికీ ఉన్నారు అనేక మంది జీవన్ముక్తులు. ఈ చిన్న వయస్సులోనే కొందరు జీవన్ముక్తులు చూసే భాగ్యం నాకు లభించింది. ఆ పేర్లు సభల్లో చెప్పవలసిన అవసరం లేదు, కొన్ని నియమాలు ఉంటాయి. కనుక భారతదేశంలో జీవన్ముక్తులకు లోటు లేదు, ఇది తెలుసుకోండి. ఇక రెండవది నిష్కామ కర్మానుష్ఠాతలు అని చెప్పుకోవాలి. వీరు ఉపాసనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు దేవయాన మార్గం ద్వారా సగుణ బ్రహ్మలోకానికి చేరతారు. వీళ్ళకి ఉత్క్రమణమే అంటే సగుణ బ్రహ్మలోకానికి చేరతారు. అలా చేరిన వాళ్ళు క్రమముక్తిని పొంది మళ్ళీ వాళ్ళు తిరిగి జన్మించరు. వీళ్ళు ఉత్తములేనండి. వీళ్ళు ఉపాసన మార్గం, మొదటిది జ్ఞాన మార్గం ద్వారా జీవన్ముక్తులు, ఉపాసనా మార్గం ద్వారా క్రమముక్తిని పొందేటువంటి వాళ్ళు వీరు. సగుణ బ్రహ్మోపాసకులు అంటారు వీరు. ఇది రెండవ వారు. ఇక మూడవ వారి విషయాన్ని ప్రస్తావన చేస్తే కామ్య కర్మానుష్ఠాతలు. ఇవి జాగ్రత్తగా వినవలసిందండి, దాన్ని బట్టి ద్రౌపది అర్థమవుతుంది. అంతేకాదు జీవుల గతులన్నీ అర్థమైపోతుంది. దీన్ని బట్టి మన తర్వాత గతి ఏమిటో మనమే చెప్పుకోవచ్చు. ఇంకెవరికి చెప్పక్కర్లే, మన స్థితి బట్టి మనం గ్రహించవచ్చు. ఇక్కడ మొదటి జీవన్ముక్తులు, రెండవది క్రమముక్తులు అంటారు. వీళ్ళు సగుణ బ్రహ్మలోకాలకు వెళతారు, వీళ్ళు కైలాసానికి, వైకుంఠానికి ఇలా వెళ్ళి క్రమంగా బ్రహ్మములో ఐక్యమవుతారు వీళ్ళు, క్రమముగా. అది క్రమముక్తి. ఇక రెండవది కామ్యకర్మానుష్ఠాతలు, వీళ్ళు పితృయానం అనే మార్గం ద్వారా వెళతారు వీళ్ళు అన్నారు. కామ్యకర్మానుష్ఠాతలు అంటే వేదము చెప్పిన కర్మలని సంకల్పపూర్వకంగా ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవించే మహాత్ములు వీళ్ళు. అటు ఉపాసకుల కంటే, జ్ఞాన మార్గం కంటే క్రింది వారే కానీ గొప్పవారు వీళ్ళు. వీళ్ళు ధర్మబద్ధంగా కర్మానుష్ఠాతలు ఉంటారు. వీళ్ళు దివ్యలోకాలకు వెళ్ళి, అంటే ఇంద్ర చంద్రాది లోకములకు వెళ్ళి, ఆ వెళ్ళే మార్గం పేరు పితృయాన మార్గం అండి. ఇది తెలుసుకోవలసినది. జీవన్ముక్తులకి ఏ యానము లేదు, ఉపాసకులైనటువంటి వారు దేవయానము ద్వారా వెళతారు. ఈ కర్మానుష్ఠానవేత్తలు పితృయాన మార్గం ద్వారా వెళతారు. వెళ్ళిన వాళ్ళు ఉత్తమ జీవులు గనక ఆ దివ్యలోకములు సుఖాలు అనుభవించి మళ్ళీ భూమి యందు గొప్ప జన్మలు పొంది వస్తారు వాళ్ళు. వాళ్ళే తిరిగి భూమి ఎందుకు వస్తారని క్షీణే పుణ్య మర్త్యలోకే విశంతి, క్షీణే పుణ్యాహ అని చెప్తారు ఇక్కడ భగవద్గీతలో. తిరిగి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వస్తారో వర్ణిస్తోంది ఛాందోగ్యోపనిషత్తు. మొట్టమొదటి వాళ్ళు ద్యులోకము నుంచి పర్జన్యంలోకి వస్తారట. నిజంగా జీవుడు పుట్టుకు గురించి ఇంత స్పష్టంగా ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క సంస్కృతి చెప్పింది నీకు ఎవరు చెప్పలేదు. జీవుడు ఏ విధంగా పుడతాడని అంత స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. ఉత్తమ జీవులు పుట్టుక ఎలా ఉంటుందో ఇది చూపిస్తున్నారు. మూడవ వారు వీళ్ళు. వాళ్ళు ద్యులోకం నుంచి, అంటే ఉత్తమ ఊర్ధ్వలోకాల నుంచి పర్జన్యంలోకి వస్తారట. ఆ వచ్చినప్పుడు జలరూపంగా ఉంటూ తద్వారా పృథివీలోకి ప్రవేశిస్తారు. ఈ పృథివీలోకి ప్రవేశించి అన్నము ద్వారా పురుషుల్లోకి ప్రవేశిస్తారు. పురుషుడి ద్వారా స్త్రీ గర్భంలోకి ప్రవేశించి సంతానంగా కలుగుతారు అని చెప్పారు. ఇది పద్ధతి. మొత్తం ఐదు అగ్నులు చెప్పారు ఇక్కడ. ద్యులోకము, పర్జన్యము, పృథివీ, పురుషుడు, యోషిత్తు. యోషిత్ అంటే స్త్రీ. ఇంత అద్భుతంగా చెప్పారండి ఇక్కడ. అయితే ఇలాగ ఉత్తముల జన్మలు ఇలాగే ఉంటాయి. మనం ఈ రోజుల్లో చూసే మహాత్ములు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గజ్జన్మల్లో అనేక పుణ్యములు చేసి దివ్యలోకముల సుఖాల నుంచి మళ్ళీ పుట్టారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉత్తములుగా మహాత్ములుగా కనిపిస్తుంటారు. నిషిద్ధ కర్మానుష్ఠాతలు నాలుగో వారు ఉన్నారు. అంటే పాపకర్మలు చేసేవాళ్ళు, ధర్మాధర్మ విచక్షణ లేని వాళ్ళు. వీళ్ళకి దేవయాన మార్గము లేదు, పితృయాన మార్గం అంతకంటే లేదండి. వాళ్ళు మళ్ళీ జనన మరణ రూపమైనటువంటి మార్గంలో పుడుతూ చస్తూ రకరకాల దుఃఖాలు అనుభవిస్తూ క్షుద్రజన్మలు కూడా పొందుతూ ఉంటారు. ఎక్కువ పుట్టుకలు ఇదివే సాధారణంగా. ఈ నాలుగవది కనుక నాలుగే గతులు జీవులకి. ఇప్పుడు మన స్థితి ఒకటా రెండా మూడా నాలుగా అంటే అది తాము చేస్తున్న పద్ధతి బట్టి ఎవడికి వాడు తమ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకోవచ్చే. జ్యోతిష్ శాస్త్రవేత్త వద్దకి వెళ్ళక్కర్లే. నిషిద్ధ కర్మలు అంటే పాపాలు, పాపాలు చేసేవాళ్ళ గతులు ఇలా ఉంటాయా. వాళ్ళు భయంకరమైనటువంటి నరకాదులు అనుభవించి మళ్ళీ క్షుద్రజన్మలు ఎత్తుతూ ఇక్కడికిక్కడే తిరుగుతారు. వాళ్ళు ద్యులోకం నుంచి అలా దిగిరారు వారు. ఇది వారి యొక్క పద్ధతి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ పంచాగ్ని విద్య గురించి ఛాందోగ్యోపనిషత్తు చాలా చెప్తుంది. దానికి భాష్యం రాస్తూ శంకర భగవత్పాదులు వివరిస్తున్నారు. అయ్యా, ద్రౌపది పుట్టుకు చెప్తూ ఉపనిషత్తుల్లోకే దిగిలిపోయారు. ఇది ఎవరైనా అడగచ్చండి. మొదట్లో శ్రద్ధగా విన్నవాళ్ళు ఎవరు అడగరు. ఇది మహాభారతం ఉపనిషద్ విద్య అనే మాటని చెప్పాడు ఇక్కడ మహానుభావుడు. అది ఉపనిషత్తు ఇదే, యజ్ఞము ఇదే, ధర్మం ఇదే, అన్నీ ఉన్నాయి భారతంలో. లేనిదేది ఈ ఉపనిషద్ విద్యను ఎందుకు ప్రస్తావన చేస్తున్నామంటే ఇక్కడ మహాభారత అంశం ఉంది గనక అందుకు చెప్తున్నాం. సరిగ్గా బ్రహ్మసూత్రాల్లో విషయంలో స్మర్యతేపిచ లోకే అని ఒక మాట ఉన్నది. దానికి భాష్యం రాస్తూ శంకర భగవత్పాల వారు ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ. కొందరు పుట్టుకొల్ట ద్యులోకం నుంచి పర్జన్యంకి, పర్జన్యం నుంచి పృథివీలోకి ఇలా వస్తూ ఉన్నప్పుడు కొందరివి క్రమం మారుతాయటండి. వాళ్ళకి కొన్ని అగ్నులు అవసరం లేదన్నాడు. అంటే ద్యులోకం నుంచి పర్జన్యంలోకి వస్తారు, పర్జన్యం ద్వారా పృథివీలోకి వస్తారు, కానీ పురుషుడు అవసరం లేకుండా యోషిత్తులోకి వెళ్ళి పుట్టే పుట్టుకలు ఉన్నాయన్నాడు ఇక్కడ. అక్కడ పురుషుడు అవసరం ఉండదు, యోషిత్తులోకి వెళతాయట అలాంటి పుట్టుకలు. ఒక్కొక్కప్పుడు పురుషుడు యోషిత్తు కూడా అవసరం లేకుండా వచ్చే పుట్టుకలు కూడా ఉంటాయి. ఇవి సర్వసాధారణం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. సర్వసాధారణం కాదు, ఎక్సెప్షనల్. ఇది కేవలం కొద్ది మాత్రమే ఉంటాయి. ఆ కొద్ది మాత్రం ఉన్నవాళ్ళే గొప్పవాళ్ళు గనక ఆ గొప్పవాళ్ళ కథనం అని చెప్పుకుంటున్నాయి ఇక్కడ వాళ్ళు. ఇవి సహజంగా అందరిలో ఎక్కువగా ఉండవండి. సాధారణ మనం ఎలాంటి కథలు చెప్పుకుంటామంటే మెజారిటీలో ఉన్న కథలు చెప్పుకుంటూ ఉంటాం. అది కాదు, మనకి అరుదైనటువంటి వృత్తాంతాలు. ఎప్పుడు మహాత్ముల జన్మలు అరుదే తెలుసుకోండి ఇక్కడ. మహాత్ముల జన్మలు అరుదే. అరుదైన మహాత్ముల యొక్క చరిత్ర చెప్పుకుంటేనే మనం గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ మనలాంటి వాళ్ళ కథలే మనం చెప్పుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, కానీ ఎదిగే అవకాశం లేదు. అందుకే మనకంటే గొప్పవారు, గొప్ప పుట్టుకలు కలిగిన చరిత్రల్ని మన గ్రంథాలు కూర్చోబెట్టి చదివిస్తాయి. తద్వారా మహాత్ముల స్మరణ చేత మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళవచ్చు. అది తెలుసుకోవాల్సింది. అలా ఇక్కడ మహాత్ముల పుట్టుకల్లో వివరిస్తూ శంకర భగవత్పాదులు వారు ఉదాహరణ చెప్తున్నారు. అపిచ స్మర్యతే లోకే ద్రోణ దృష్టజుమ్న ప్రభృతీనాం. సీతా ద్రౌపది ప్రభుతీనాంచ అయోనిజత్వం అన్నారు ఇక్కడ. అక్కడ ఆయన ఉదాహరణగా తీసుకున్నది ద్రోణ దృష్టద్యుమ్న ప్రభుతీనాం సీతా ద్రౌపది ప్రభుతీనాంచ అయోనిజిత్వం. ఇందులో ద్రోణుడు, దృష్టద్యుమ్నుడు, సీతా ద్రౌపది మొదలైన వారు అయోనిజులు అని ఒక మాట చెప్పారు. ఈ అయోనిజిత్వంలో కూడా రెండు భాగాలు ఉన్నాయండి. ఇది తెలుసుకోవాల్సింది. పురుషుడు నిమిత్తంగా ఉంది కానీ స్త్రీ అక్కడ ఉండదు. అలా వచ్చినటువంటి అయోనిజిత్వం ఒకటి ఉన్నది అన్నాడు. అక్కడ మనం చూడాలి అంటే భరద్వాజ మహర్షి తన తేజస్సుని కుండలో పెట్టగా ద్రోణుడు వచ్చాడు. ఇక్కడ పురుషుడు ఉన్నాడు కానీ స్త్రీ లేదు, ఇది ఒక అయోనిజిత్వం అన్నాడు. అలాగే స్త్రీ ఉంది కానీ పురుషుడు ప్రయోజనం, పురుషుడు అక్కడ నిమిత్తంగా ఉన్నాడు. అది ఏమిటి అంటే మనకి మహానుభావుడైనటువంటి ధర్మరాజు అదులు పుట్టుక, అక్కడ పాండురాజు పురుషుడే కానీ ఆయన యొక్క నిమిత్తం అక్కడ లేదు, కానీ దేవత అంశను ప్రవేశించాయి కుంతిలో. ఇది ఒక పుట్టుక. అయితే దీన్ని అయోనిజత్వం అనడానికి లేదు, అది యోనిజ జన్మే. దీన్ని బట్టి యోనిజులైన ధర్మరాజాదులకి అయోనిజ అయినటువంటి ద్రౌపది రాబోతున్నది, ఇది మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఆ పుట్టుకలకు దివ్యత్వం ఉంది అంటే ఐదు పంచాగ్నుల విద్యల్లో పురుషుడి యొక్క అపేక్ష లేదు అక్కడ, అది తెలుసుకోవాల్సింది. ధర్మరాజాదుల్లో అక్కడ దేవతా తేజస్సు మాత్రమే ప్రవేశించింది. ఇటు పురుషుడు స్త్రీ ఇద్దరు అపేక్ష లేకుండా కలిగి ఉంటాయా? ఉంటాయట. వీళ్ళు ఆ పృథివీ ద్వారా వచ్చింది హవిస్సు, దాన్ని మంత్రితం చేసి ఆ దివ్య జీవుల్ని తద్వారా ఉత్పన్నం చేసేటప్పుడు ఇటు స్త్రీ పురుషుడు ఇద్దరు అవసరం లేకుండా అగ్నికుండంలోంచి పుట్టినటువంటి పుణ్యజన్మలు ద్రౌపది దృష్టజ్యుమ్నులండి. వీళ్ళిద్దరిది ప్రత్యేకత. దీన్ని బట్టి అయోనిజుడైన ద్రోణుణ్ణి కొట్టడానికి అయోనిజుడైన దృష్టజ్యుమ్నుడు వచ్చాడు, అంతకంటే గొప్పగా వచ్చాడు. చూడండి ఇక్కడ పరిశీలించవలసిన మరొక అంశం, అక్కడ భరద్వాజుడు అనేటువంటి పురుషుని యొక్క తేజస్సు ద్రోణుడుగా వచ్చాడు, ఇక్కడ ద్రుపదుడు పేరు మీద యజ్ఞం జరిగిందే కానీ అతను ద్రుపదుడు నిమిత్తమే లేదు. అదేవిధంగా అక్కడ స్త్రీ యొక్క అపేక్ష లేదు, ఆ విధంగా కలిగేట. అందుకే తత్ర ద్రోణాదీనాం యోషిద్విషయైక ఆహుతిర్నాస్తి. ఇక్కడ శంకరులు ఎంత బాగా చెప్పారంటే ద్రోణాదులకు యోషిద్విషయమైన ఆహుతి లేదు అన్నాడు. నిజానికి జీవుడు పుట్టుకు కోసం తేజస్సునివ్వడం కూడా అగ్నిహోత్రంలో ఆహుతి వేయడం లాంటిదని చూశారండి. ఇది పరిశీలించవలసింది. ఇది ఒక కామమైనటువంటి అంశంగా కాకుండా సంతానోత్పత్తి కోసం చేసి ఒక యజ్ఞముగా భావన చేసినటువంటి ఈ సంస్కృతి వైశిష్ట్యాన్ని పరిశీలించండి ఇక్కడ. అందుకే ఇక్కడ విషయంలో ద్రోణాదుల విషయంలో యోషిద్విషయమైన ఆహుతి లేదయ్యా అన్నాడు. అంటే ఐదవ అగ్ని లేదు అక్కడ, యోషిత్ అనే అగ్ని. దృష్టద్యుమ్నాదీనాంతు యోషిత్ పురుష విషయే ద్వే అప్యాహుతి నస్తహ అన్నాడు ఇక్కడ. అంటే దృష్టద్యుమ్నుడు ద్రౌపది పుట్టుక విషయంలో యోషిత్తు పురుషుడు ఇద్దరు యొక్క ఆహుతులు లేవు అని చెప్పాడు ఇక్కడ. అంటే కేవలం మూడే అక్కడ ప్రస్తావనలో కనబడుతున్న ద్యులోకము పర్జన్యము పృథివీ. ఇంత వివరం ఎందుకు చెప్పుకున్నాము అంటే అంత అద్భుతమైనటువంటి జననము ఆ తల్లిది. ఇలాంటివి సాధ్యమవుతాయా అంటే ఒక మాట చెప్తోందండి వేదాంత శాస్త్రం, ఈ ప్రపంచంలో ఇది సాధ్యం కాదన్న విషయం ఏదీ లేదండి. గొప్ప అంశం ఇక్కడ. ఎందుకంటే మాయామయమైన ప్రపంచంలో ఏది సాధ్యం కాదు చెప్పు అన్నాడు ఇక్కడ. అంతా మాయే కనుక ఇది సాధ్యం కాదంటే నీకున్న ఎరుకలు నువ్వు చెప్తున్నావు, నీకున్న జ్ఞానం ఏంటి? అందుకే మాయామయమిదం విశ్వం దృశ్యతే శ్రూయతే చయత్ కిం భావ్యం కిం అభావ్యంచ సంసారేస్మిన్ క్షణాత్మకే అనిరూప్యం అభూతార్థం మాయయా జాయతే స్ఫుటం. నువ్వు నిరూపించలేనిది, ఇది జరగదు అనేది కూడా జరుగుతుంది, అదే మాయా విలాసం. అందుకే అఘటన ఘటనా పటీయసి మాయా అని పెద్దలు అద్భుతంగా చెప్పారండి ఇక్కడ. మొత్తం విశ్వరహస్యాలన్నింటినీ సంపూర్ణంగా మథనం చేసిన భారతీయ ఋషులు సత్యాలు చెప్తారండి, ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఇప్పుడు ఒక పరిశోధన మరొక పరిశోధన రేపు చేసి నిన్న చెప్పింది ఇవాళ అబద్ధమని ఇవాళ చెప్పింది రేపు అబద్ధమనేటువంటి ఈ భౌతిక పరిశోధకులు ఎప్పటికప్పుడు తమను తాము దిద్దుకునేటప్పటికే అయిపోతుంది కానీ సంపూర్ణ జ్ఞానం ఎలా వస్తుంది? అందుకే పరిశోధనాగారాల్లో తెలియబడే జ్ఞానం కంటే తపశ్శక్తితో తెలుసుకున్న సత్య జ్ఞానానికి ఎక్కువ శక్తి వస్తుంది. అందుకే భౌతిక విజ్ఞానం వాస్తవం కావచ్చు కానీ ఋషుల విజ్ఞానం సత్యం, ఇది తెలుసుకోండి. సత్యానికి వాస్తవానికి ఉన్న భేదం ఏమిటి అనేది తర్వాత తెలుస్తుంది. రెండు పదాలు ఉన్నాయని తెలిసింది కదా ఇప్పుడు, ఇక్కడ ఏ పదం వాడాలో తెలియాలి. ఇక్కడ వాస్తవం అంటే వస్తుగతమైన జ్ఞానం, సత్యం అంటే త్రికాలాల్లో నశించని దివ్యత్వం, ఇది తెలుసుకోవాల్సినది. మొత్తానికి పుట్టినటువంటి ఆ మహాత్మురాలు కుల పవిత్ర సితేతరోత్పల కోమలామల వర్ణ ఉత్పల సుగంధి లసన్మహోత్పల పత్రనేత్ర అరాళ కుంతల విభాసిని దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండము నందు పుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతో అంటున్నారు నన్నయ్య గారు. ఋషి వంటి నన్నయ్య కదా, అందుకే శబ్దం ఎంత చక్కగా చూపిస్తున్నా అంటే వ్యాసుడు చెప్పిన దాంట్లో ప్రధానమైనవి తీసుకున్నాడు. కుల పవిత్ర, పైగా తల్లి సితేతరోత్పల కోమలామల వర్ణ, తెల్లదనము కాని కలువ అంటే నల్ల కలువ వంటి ఛాయ, ఉత్పల సుగంధి, కలువు వంటి సుగంధము ఉన్నటువంటి తల్లి అరాళ కుంతల విభాసిని. కేశాన్ని మాత్రం ఇద్దరు వర్ణించారండి, అటు వ్యాసుడు స్పష్టంగా వర్ణించాడు, ఈ మహానుభావుడు కూడా వర్ణించాడు అమ్మవారి కేశాలిని, ద్రౌపది కేశాలిని. ఎందుకంటే ఆ కేశములే ప్రధానమైనటువంటి చరిత్రకు ప్రధానం. మర్చిపోరాదు, ఈ తల్లి కాళీ, ఈ తల్లి దుర్గా. సరిగ్గా హనుమంతుడు సీతమ్మ గురించి చెప్తూ, సీతమ్మ మహాలక్ష్మి అయ్యా ఒప్పుకుంటాం, కానీ అధర్మపరుడైన నీ పాలికి మాత్రం కాళరాత్రి ఇది తాం విద్ధి అంటాడు రామాయణంలో. ఆ కాళరాత్రి స్వరూపాన్ని ఇక్కడ భావన చేసుకోవాలి. దివ్యతేజము, దివ్యతేజము అనడంలోనే ఇది భౌమము మానుషము కాదు అనే అంశం మనకు స్పష్టమవుతున్నది. అలాంటి దివ్యతేజము దాల్చి ఈ తల్లి ఉత్పన్నమైనది అనేటువంటి అద్భుతమైన అంశాన్ని ప్రస్తావన చేశారు. ఇది ద్రౌపది జననగాథ. ఎప్పుడైతే దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఉద్భవించారో చాలా సంతోషించాడు ద్రుపదుడు, ఎందుకంటే తనలో రగులుకుపోతున్నటువంటి ఏ వేదనుందో అది తీరింది. అయితే అలాంటి ద్రుపదుని వద్దకు పురోహితులు ఇతరులు వచ్చి ఒక వార్త చెప్పేట. నువ్వు విన్నావా, ఈ మధ్య ఒక భయంకరమైన అంశం జరిగింది, మొత్తం పాండురాజు పుత్రుల 5 తల్లితో సహా లాక్షాగృహంలో తగలబడ్డాట. ఈ వార్త మొత్తం వ్యాపించింది, చాలా బాధాకరంగా ఉంది. పైగా దీనికి కారణమైనటువంటి వారు ఎవరై ఉంటారంటే, అంత పని కట్టుకుని వారణావతానికి పంపించినటువంటి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు దీనికి పూనుకున్నట్టున్నారు. ఇది రాజలోకంలో ఇతర ప్రాంతాల్లో వినబడుతున్న వార్త అనగానే ఒక్కసారి దుఃఖితుడయ్యాడు ద్రుపదుడు. ఎందుకంటే ఈ ఘోర కృత్యం ఇంతవరకు ఇలాంటి ఎవ్వరూ చేయలేదు. పెదనాన్న చిన్నాన్న పిల్లల మధ్య విరోధాలు ఉండొచ్చు, కానీ ప్రాణం తీయడానికి ఇలాంటి పని చేస్తారా అని తాను కూడా ఒక్కసారి ధృతరాష్ట్రపుత్రుని నింద చేసి దుఃఖించి, ఎంత దుఃఖించారంటే సొంత బిడ్డలు చనిపోతే ఎంత దుఃఖం కలుగుతుందో అంత దుఃఖం కలిగిందిట. ఎందుకంటే నన్ను జయించినప్పుడు అర్జునుడి ప్రతాపాన్ని చూశానయ్యా, ఎంత అద్భుతమైన వాడు అనిపించింది. ఇతను నాకు బంధువైతే బాగుండు అనుకున్నాను, తర్వాత నాకు సంతానం కలిగాక ఆ ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి చేస్తే బాగుండని నాకు అనిపించింది. అలాంటిది వాళ్ళు ఇప్పుడు మరణించారు అంటే నాకు చాలా బాధగా ఉన్న సుమ. ఎందుకంటే అర్జునుడి అస్త్ర విద్య అనన్య సామాన్యం. ఒక్కసారి అర్జునుడిని చూసి అతని విద్యను చూశాక పగలు రాత్రి నా ఆలోచన అంతా ఆయన గురించే ఉన్న సుమ. అలాంటి మహానుభావుడు తల్లితో సహా అగ్నికి ఆహుతయ్యాడు అంటే ఇంతకంటే ఆశ్చర్యమేమున్నది. అంత గొప్పవాళ్ళు కూడా ఇలాంటి ప్రమాదాలకు లోనవుతారా అంటే కాలోహి దురతిక్రమః, సరిగ్గా కాలాన్ని ఎవరు దాటగలరు అని దుఃఖిస్తున్నాడు. అప్పుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి ద్రుపద పురోహితుడు గొప్ప మాట అన్నట్ట. ఆ పురోహితుడనే విద్య చాలా గొప్ప విశేషం అండి, వాళ్ళు గొప్ప జ్ఞానులై ఉంటారు. గొప్ప మాట అన్నాడు, పాండవుల చరిత్ర తెలిస్తే వాళ్ళు ఇలా అర్ధంతరపు చావు చావరు అన్నట్టండి. అంటే మంచి ఆయుష్యతో ఉండాలంటే ఉండవలసిన లక్షణాలు ఏమిటి అది చెప్తున్నాడు. ఇది భారతంలో పట్టుకోవలసిన అంశములు అనేకం ఉన్నాయి. మనకి భీష్ముడు ధర్మరాజు సంభాషణలో చివరికి వస్తుంది, అయ్యా 100 ఆయువు మానవులకు అంటారే, అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు పూర్వయుగాల్లో ఉండవచ్చు, కానీ రానున్న కలియుగాల్లో అసలు మానవులందరికీ 100 ఆయువు అంటే ఏ యుగమైనా అలా ఉండాలి కదా, మరి కలియుగంలో ఎందుకు తగ్గిపోతుందని అడిగాడండి. ఆయువు ఎందుకు తగ్గుతుంది అంటే ఆచారం తగ్గడంతో ఆయుష్ తగ్గుతుంది అని చెప్పాడు ఒకటే మాట. ఇక్కడ ఆచారం అంటే ఏమిటి, ఆచార ప్రభవో ధర్మ, ధర్మాచరణ, ఆచారం అనగా ధర్మమును ఆచరించుట, ఇది తెలుసుకోవాల్సింది. శాస్త్రము చెప్పిన ధర్మాన్ని ఆచరించితే వాడికి ఆయుష్ పెరుగుతుంది. అందుకే భారతీయ ధర్మశాస్త్రాలు ఊరికనే పెట్టి నియమాలు కాదు, నీ ఆయుష్ని బాగు చేసేటువంటి ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ. ఇక్కడ ఆరోగ్య సూత్రం అంటే కేవలం ఒంటికి పనికి వచ్చేవనే కాదండి, అటు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, ఇటు నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ జీవుడికి కూడా పనికొచ్చేటువంటి ఆరోగ్య సూత్రాలే మన ధర్మశాస్త్రాలు, ఇది తెలుసుకోవాల్సినవి. అయితే పాండవులకున్న గొప్పతనం ఏంటంటే వృద్ధానుశాసనే సక్తాః పాండవాః ధర్మచారిణః తాదృశా నవినశ్యంతి నైవ యాంతి పరాభవం. ఇలాంటి ధర్మం సూక్ష్మాలే గట్టిగా పట్టుకోవాలండి. పాండవులకి పరాభవం అనేది లేదు. ఎందువల్లంటే వాళ్ళు ఎప్పుడూ వృద్ధానుశాసనే సక్తాః, పెద్దల అనుశాసనంపై ఆసక్తి కలవారు. అంటే పెద్దలైన, అంటే జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులైన పెద్దలు చెప్పిన మాటలను అనుసరిస్తూ ఉంటారు, ధిక్కరించరు. రెండవది, శాస్త్రము చెప్పిన ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వారికి వినాశనం అనేది ఉండదు. అందుకే నాకు తెలిసి వాళ్ళు ఎక్కడో ప్రచ్ఛన్న రూపాలతో ఉంటారని మనస్సు కనిపిస్తున్నది అన్నాడు కుల పురోహితుడు. అయితే ఎలా పట్టుకోవడం, నువ్వే ఒక చిన్న సూచననిచ్చో, ద్రౌపదీదేవికి అతనికి ఇచ్చి వివాహం చేయాలి అని. ఆ స్వయంవరాన్ని ప్రకటించు, భూమి యందున్న క్షత్రియులందరికీ వార్తను పంపించు, అందరూ వస్తారు కదా, ఈ వార్త తెలిస్తే వారు రాకుండా ఉండరు, ఏదో రూపంలో వస్తారు, అప్పుడు మనం వాళ్ళని తెలుసుకోవచ్చు అని చెప్తే వెంటనే సంతోషించి ద్రుపదుడు ఆ బ్రహ్మవాక్కును గౌరవిస్తూ స్వయంవర ముహూర్తం నిర్ణయం చేశాడు. అది పుష్యమాసం, శుక్లపక్ష ఏకాదశి, రోహిణీ నక్షత్రంలో స్వయంవరం. సరిగ్గా ఇక్కడ పురోహితుడు చెప్పిన దగ్గర నుంచి 75 రోజులు ఉందిటండి ముహూర్తానికి సరిగ్గా. అప్పుడు అన్ని రకాలైనటువంటి వార్తలు మొత్తం అప్పుడు ఉన్నటువంటి రాజులందరికీ వెళ్ళాయి. ఈ లోపల ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ కథనంతటిని ఎవరు చెప్తున్నారు? పాండవులకు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. ఇలా అందరు రాజులకి వెళ్ళేయి, ద్రుపదుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు, ఈ వార్త చెప్పారండి అజ్ఞాని. అంతేగాని వీళ్ళు పాండవులని ఆయనకి తెలియదు, లోక వృత్తాంతం చెప్తూ ఆ విషయం చెప్పాడు. మీరు కూడా వెళితే వెళ్ళండి అన్నట్ట. ఏమిటండి, మొత్తం క్షత్రియులందరూ వెళుతున్నారు కదా, బ్రాహ్మణులు కూడా వెళ్తున్నారంటే బ్రాహ్మణులు చాలామంది వెళ్తున్నట్ట. ఎందుకంటే అలాంటి చోట ఊరికనే స్వయంవరం కాదు, క్రతువులు చేస్తారు. ఆ క్రతువులు అవి జరిగినప్పుడు బ్రాహ్మణులకు దానాదులు ఇస్తారు. అందుకు అనేక మంది బ్రాహ్మణులు బయలుదేరుతున్నారు, నేను బయలుదేరుతున్నాను, అక్కడికి వెళ్తూనే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి దగ్గరే దక్షిణ పాంచాల దేశం, అంటే వ్యాసులు వారు కదా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ ఏకచక్రపురానికి. అంటే వ్యాసులు వారే నడిపిస్తున్నారు అనమాట. విశ్వామిత్రుడు ఎలాగైతే మిథిలానగరం వరకు రాముడిని తీసుకొచ్చాడో వ్యాసులు వారు పాండవులను అలా తీసుకెళ్తున్నారండి. ఇది కూడా తెలుసుకోవాల్సినది. మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి మాట విన్నారు, ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అప్పుడు కుంతి అన్నదిట, వాళ్ళు చెప్పినట్టుగా మనం పాంచాల దేశానికి వెళ్ళడం మంచిదే, ఎందుకంటే ఇంతవరకు మన ఏకచక్రపురంలో అందరూ మనల్ని ప్రేమగా చూస్తున్నారు, మన జీవన విధానం ఇక్కడ భిక్ష, ఎందుకంటే భిక్ష ఎత్తడానికి కావలసిన బ్రాహ్మణ వేషంలో ప్రచ్ఛన్నంగా తిరుగుతూ భిక్షాటనం చేస్తూ ఉన్నాం. ఈ భిక్షాటనం ఇప్పటికీ ఊళ్ళో వాళ్ళందరూ మన పరిచయం అయిపోయారు కనుక ఎప్పుడు వీళ్ళ దగ్గర భిక్ష వేస్తున్నా అదొక భిక్ష పుచ్చుకుంటున్నా, అది విసుగు కలగవచ్చు. రెండవది, మనం ఈ బ్రాహ్మణుని గృహంలో ఎంతకాలం ఉంటాం, కనుక మనం పాంచాల దేశానికి వెళదాం. ఇప్పుడు వచ్చి చెప్పిన వాడు పాంచాల దేశంలో ఎందరో యోగ్యులైన విప్రులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, సంపన్నులు ఉన్నారని చెప్పారు కనుక అక్కడ భిక్షాటనం కూడా బాగుంటుంది, వెళ్ళి వీలైతే మీరు స్వయంవరం కూడా చూడండి అని కుంతి చెప్తూ పాంచాల దేశానికి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో వ్యాసులు వారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు మీరు వెళ్ళడం మంచిదే అంటూ ఆ ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని కొంచెం సూచనగా ఇక్కడ చూపిస్తాడు. దేహమన్యగతా యాస్తే యథోక్తం తద్భవిష్యతి ద్రుపదస్య కులే జాత సా కన్యా దేవరూపిణి. సా కన్యా దేవరూపిణి అనే మాట అనేక మార్లు వస్తుందండి ఇక్కడ. ఆవిడ దేవరూపిణి అయిన కన్య, సామాన్యురాలు కాదు అని చెప్తూ ఆమెకు స్వయంవరం జరుగుతుంది, మీరు వెళ్ళండి. ఇంకా ఆమె వృత్తాంతాన్ని చెప్తాడు వ్యాసుడు, అది మనం తదనంతరం స్వయంవర అనంతరం ఆ కథలు అన్నిటితో కలుపుకుని చెప్తే ఇంకా మధురంగా ఉంటుంది కనుక చెప్పడం లేదు. మొత్తానికి వ్యాసుని యొక్క మాటని స్వీకరించి బయలుదేరి వెళ్ళారు పాండవులు తల్లితో సహా. వెళుతూ ఉండగా త్రోవలో గంగానది, సంధ్యాకాలం దాటింది, రాత్రి అవుతుందిట. పాండవులు ఆ గంగలోకి వెళ్తున్నారు. ఆ గంగని ఒక్కసారి స్పర్శించి స్నానం చేద్దాం, పానం చేద్దాం, గంగాజలాన్ని భక్తితో వెళ్ళారు. శాస్త్రవిధిని అనుసరించి ఆ గంగానది దగ్గరికి వెళ్ళి ముందు పాదం పెట్టకుండా నీళ్లు జల్లుకుని ఆచమనం చేసి తల్లి నీలోకి ప్రవేశిస్తున్నాను అనుమతించు అని వాళ్ళ గంగలోకి వెళ్ళబోతూ ఉంటే ఒక గంధర్వుడు అక్కడికి వచ్చాడు. వస్తూనే రకరకాల ఆయుధాలు ప్రయోగిస్తూ వింటినారి మోగించుతూ వచ్చాట. మీరు ఇలాగ ఇక్కడ రావడం తగని పని, ఇక్కడికి రారాదు, ఎందుకంటే నదులు క్షేత్రాలు వీటిలో రకరకాల కాలాల విభాగం ఉంటుందిట. ఇదేనండి భారతం పట్టుకుంటే తెలుసుకోవాల్సిన జ్ఞానాలు ఎన్నున్నాయో. అందుకే ఒక పాశ్చాత్యులన్న మాట చెప్పుకున్నాం కదా, ఒక భారతం చాలు బతుక్కని, అదొక్కటి పట్టుకుంటే చాలు, మనం వేదాలు పురాణాలు ఇతిహాసాలు చదవలేదు అనుకో, అక్కలు అన్నీ ఉన్నాయి. అయితే మాటల్లో సందర్భాల్లో చెప్తాడు, జ్ఞానతృష్టి ఉన్నవాడు పట్టుకుంటాడండి, అది అది కావాలనేవాడికి అది దొరుకుతుంది. కథే కావాలని తిరిగితే ఇది ఎలా దొరుకుతుంది? ఇక్కడ అద్భుతమైన అంశం చెప్తున్నాడు, నదుల్ని ఎలా సేవించాలి అనేది. కొన్ని కాలాలు ఉంటాయట, ఏ ఏ కాలం ఎవరెవరికి కేటాయిస్తారు అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ సంధ్య దాటిన తర్వాత మాకు తీర్థసేవనము అవసరం గనక ఇవి గంధర్వులకు, అసురులకు, యక్షులకు నిర్ణయింపబడిన కాలం ఇది. అందుకే సంధ్య వాలేక నదుల్లో స్నానం చేయరాదు, ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఏర్పడి ననక్త స్నాయాం ననగ్న స్నాయాం అని వేదం చెప్తోంది. అంటే రాత్రి వేళల్లో స్నానం చేయకూడదు, వస్త్రరహితంగా స్నానం చేయకూడదు, చేస్తే పిశాచగ్రస్తమవుతుంది. అప్పుడే పిశాచం పట్టిందనుకోండి, చెప్పిన అర్థం కాదు, అది వేరే విషయం. ముందు జాగ్రత్త పడితే అది పిశాచం పడుతుందంటే ఆ ఎవడు వినొచ్చారండి అన్నాడంటే అప్పటికే లోపల ఉందని అర్థం. పట్టకపోతేనే జాగ్రత్త పడతారు, పడితే అసలు పడ్డండి, తెలుసుకోవాల్సింది. అందుకు రాత్రి అయితే క్షురకర్మలు చేసుకోవడాలు, రాత్రి అయితే నదీ స్నానాలు చేయడాలు, ఇవన్నీ రాక్షసుల పనులు, ఇవి తెలుసుకోవాల్సింది. ఇక్కడ మానవుల కాలం ఒకటి, రాక్షసుల కాలం ఇది. అందుకు మేము తీర్థాలకు మేమొచ్చే సమయం ఇది, ఇది కాల విభాగం. అందుకు మేమొచ్చే సమయంలో మీరు స్నానాలు చేయరాదు, ఇది చెప్పారట. అయితే ఆ మాత్రం పాండవులకు తెలియదా? మళ్ళీ వెంటనే మనం అడగచ్చు కదా, పాండవులు ఎంత ధర్మసూక్ష్మములు తెలిసిన వారో చెప్తున్నారు, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ సూత్రములు అన్ని నదులకు వర్తించవు, మిగిలిన నదులన్నిటికీ ఉన్నాయి కానీ కొన్ని నదులకు లేవు. అది దేనికి అంటే హిమాలయాల్లో ఉన్న నదులకి, హిమాలయాల్లో అలాగే గంగా నదికి అటువంటి నియమం లేదు సుమా. గంగ సర్వకాలములు యందు సేవ్యురాలే అంటూ భుక్తోవా ప్యధవా భుక్తో రాత్రా వహని ఖేచర నకాల నియమో హ్యస్తి గంగాం ప్రాప్య సరిద్వర. తిని కానీ తినక కానీ రాత్రి కానీ పగలు కానీ కాల నియమం లేకుండా సేవించగలిగిన తీర్థం గంగ మాత్రమే. ఇది తెలుసుకోవాలి. నిజానికి గంగ గురించి భారతంలో ఎంత విస్తారంగా చెప్పబడిందో చెప్పలేము మనం, అంత అద్భుతమైన విషయం. అదేవిధంగా రామాయణంలో కూడా గంగా వైభవం ఎంత వర్ణిస్తాడు వాల్మీకి. భారతీయుల అంతరంగం గంగా తరంగం, తెలుసుకోండి. ఇక్కడ భారతదేశం హృదయం గంగానది, అందుకు పవిత్రమైన గంగానది. ఆ గంగానది వైభవం ఇక్కడ చెప్తున్నాడు. సమయం దొరికిన ప్రతిసారి వ్యాసుడు వాల్మీకి గంగను వదలరండి. ఎందుకంటే మన సంస్కృతులు ఋషులంటే గంగా యమునియోర్ మధ్య ఏ వసంతి, వారే ఋషులు, వారికి నమస్కారం చేసుకోవాలి. అందుకు ఈ నదీమి తల్లికి వేళ కాని వేళ వచ్చినప్పటికి కూడా ఇక్కడేమీ నిషేధాలు లేవు సుమా అంటూ ఈ గంగ, ఇక్కడ గంగ యొక్క పుట్టుక స్థానం చెప్తున్నాడు. ఇవన్నీ ఆలోచించవలసిందండి. చాలామంది గోముఖం అంటూ ఉంటారు, కానీ గోముఖం ఒకనొక ప్రకటిత స్థలంట. అసలు పుట్టుక స్థానం ఏంటంటే స్వర్ణశిఖరం అన్నాడు. ఇక్కడ స్వర్ణశిఖరం అంటే ఇప్పుడు మనం కైలాస పర్వతంగా వ్యవహరిస్తున్నటువంటి సుమేరు శిఖరం. అక్కడ అక్కడ నుంచి ఒక్క గంగ ఏడు పాయలయ్యింది. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం అండి. ఒక్క గంగ ఏడు పాయలయ్యిందిట, ఏడు పాయలే ప్రవహిస్తోంది. ఇవన్నీ గంగానదులే అన్నారు. ఇక్కడ పేర్లు మారాయి కానీ ఏడు, ఆ ఏడు ఏమిటో తెలుసుకుందాం. ఏడు ఒకే గంగ యొక్క స్వరూపాలు అన్నారు. అది గంగ, యమున, సరస్వతి, సరయు, రథస్థ, గోమతి, గండకి. అంటే సరయు అనేది కూడా గంగ స్వరూపమే. ఇది తెలుసుకోవాల్సింది. అంటే అసలు గంగ పుట్టినది కైలాస పర్వతం వద్ద ఉన్న మానసరోవరం దగ్గర ఉత్పన్నమైనది. ఇది అనేక పురాణములు చెప్తున్న అంశం. ఈ మధ్య ఒక పాశ్చాత్యుడు డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అయిన ఆయన గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అనే విషయంలో కూడా దీన్ని ప్రస్తావన చేశారండి. వేద ఆధారంగా గంగ యొక్క ఉత్పత్తి స్థానం కైలాస పర్వతమే, మానసరోవరం దగ్గరది అనే మాట చెప్పాడు. దాని భారత ప్రమాణం మన ఇక్కడ కనబడుతున్నది. ఈ ఏడు నదుల్లో నీటిని తాగిన వారి పాపాలే పటాపంచలవుతాయి అంటూ ఈ గంగకి ఏది హద్దు పెట్టలేదు. ఈ గంగ త్రిపదగా అంటూ గంగ వైభవాన్ని చాలా విస్తారంగా పాండవులు చెప్తారు. ఇక్కడ అలకా నదిగా దేవలోకంలో ప్రవహిస్తున్నది, పితృలోకంలో వైతరణిగా ఉన్నటువంటిది, అది భూమి యందు భాగీరథిగా ఉన్నటువంటిది అని గంగ గురించి చెప్తూ ఉంటే, అందుకు మేము ఇక్కడికి సమయంలో రావడం అశాస్త్రీయం కాదు అని చెప్పారు. చూసారా, ధర్మబద్ధంగా చెప్పాలి. అంతేగాని మేము పరాక్రమవంతులను చూపించడం కాదు, ధర్మం ముందు మాత్రం అంత వివరణిచ్చారు పాండవులు. అప్పుడు ఆ గంధర్వుడికి కోపం వచ్చింది. గంధర్వుడి పేరు అంగారపర్ణుడు. ఆ పర్వత ఆ చుట్టూ ఉన్న అరణ్య పేరు కూడా అంగారపర్ణి. అక్కడ ఉన్నాడు కదా అంగారపర్ణుడు, ఇంకో పేరు చిత్రరథుడు, రెండు పేర్లు ఉన్నాయి ఆయనకి. అతడు తన యొక్క ధనుస్సును ఎక్కుపెట్టి విషసర్పాల లాంటి బాణాలను ప్రయోగించాట మాట వినకుండా. అప్పుడు వెంటనే అర్జునుడు సమాధానం చెప్పాడు ఒక్కొక్క దానికి. పైగా మాయ విద్యను ప్రకటించాడు అతను, ఆ మాయను తిప్పికొట్టాడు అర్జునుడు. అర్జునుడు వేసిన ఆగ్నేయాస్త్రంతో అల్లల్లాడిపోయి శరణు వేడాడు. అప్పుడు గంధర్వుడు శరణు వేడితే అప్పుడు క్షమించాడు అర్జునుడు. అప్పుడు ఒక మాట అంటాడు, నీ దగ్గరున్న విద్య అమోఘంగా ఉన్నది, నా దగ్గర ఒక విద్య ఉంది చాక్షుషి అనబడేటటువంటి విద్య, దీనిలో ఇతరులకు కూడా కనబడకుండా దెబ్బతీయగలను సుమా, అలాంటి విద్య నాకుంది, నీకు ఇస్తాను, నువ్వు నేను స్నేహితులం అవుదా అని చెప్పాడు ఆయన. అయితే నువ్వు ఇచ్చినంత మాత్రం నేను పుచ్చుకుంటానా, క్షత్రియుడు దానం పుచ్చుకోడు అన్నాడు. గొప్ప మాట. ఒకవేళ నువ్వు విద్య ఇస్తున్నావు గనక విద్య ఇస్తే నేను తిరిగి నీకు విద్య ఇవ్వాలి, అలా పుచ్చుకుందాం. నువ్వు చాక్షుషి విద్య ఇస్తే నీకు నేను ఆగ్నేయాస్త్ర విద్యనిస్తానని చెప్పాడు. ఇక్కడ విద్యనిచ్చి విద్య పుచ్చుకోవడం, ఆ విధంగా చెప్తూ ఉంటే నా దగ్గర గంధర్వులకు సంబంధించిన అద్భుతమైన అశ్వములున్నాయి, గంధర్వ జాతికి చెందినవి, అవి ఒక్కొక్క మీ సోదరుల్లో ఒక్కొక్కడికి 100 చొప్పున ఇస్తానన్నాడు. చాలా సంతోషం. అవసరమైనప్పుడు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు గుర్రాలు వేసుకుని ఎక్కడ తిరుగుతాం మేము, అవసరమైన వచ్చినప్పుడు అడుగుతామని. ఇక్కడ అద్భుతమైన వృత్తాంతాలు గంధర్వుడు చాలా చెప్తూ, అవును మిమ్మల్ని గమనిస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు నిత్యం అగ్ని కార్యాలు అవి ఉపేక్ష చేస్తున్నట్టున్నారే అన్నట్టండి. చాలా గొప్ప విషయం. ఏ ప్రయోజనం ఎవరి యొక్క పరిచయము వృధా కాదనడానికి ఇదే గొప్ప విషయం. మీరు అగ్నిహోత్రాలను పరిచయించినట్టుగా అనిపిస్తోంది ఈ మధ్యకాలంలో. కోడత్సుమ నిరంతరం అగ్నిహోత్రములు చేయాలి. పైగా పురోహితుడనేవాడు చాలా అవసరం సుమ ఒక వ్యక్తికి. ఎందుకంటే జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మన ఏది పరిష్కారము అని చెప్పడానికి పురోహితుడు కూడా ఉండాలి. అందుకే రాజ్యాంగాల్లో ఒకటి పురోహితుడు. ఇది తెలుసుకోండి. రాజ్యాంగాల్లో రాజు, పురోహితుడు, మంత్రి, సామంతుడు, సేనాధ్యక్షుడు, దూత, ఇవన్నీ రాజ్యాంగం. ఇందులో ఇప్పుడు రాజ్యాంగం అంటే ఆధునికులు ఈ పురోహితుని విడిచిపెట్టి మిగిలిమని మాట్లాడుతుంటారు. కానీ మీకు తెలుసో లేదో, పాలకులు పదవుల కోసం రావడానికి మాత్రం పురోహితుని పిలిపించుకుని యజ్ఞాలు యాగాలు చేస్తారు. పదవుల్లోకి వచ్చాక మాత్రం మేమంతా సెక్యులర్ అండి, ఏ మతము పడదంటారు. అది వాడి క్షేమం కోసం పనికొచ్చే యజ్ఞం దేశక్షేమం కోసం పనికిరాదా చెప్పండి ఇక్కడ. అందుకు మేము పదవులలోకి రావడం కోసం యజ్ఞాలు చేయడం కోసం కాదు, దేశానికి సుభిక్షంగా ఉండడం కోసం యజ్ఞాలు చేయాలి పాలకులు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది కూడా ఒక దైవికమైన రక్షణ ప్రపంచానికి ఇస్తుంది. ఇప్పుడు వర్షం పడింది, గొప్పగా పడింది అనుకోండి, ఎంత భారతాభిమానైనా అక్కడ ఉంటారో చెప్పండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏ ఆధునికమైనటువంటి భౌతికమైన ప్రక్రియతో దీని పరిష్కారం చెప్పగలరు? ఆ పరిష్కారం చెప్పాలంటే పురోహిత వర్గం చెప్పాలి. చెప్పారు, మీకు తెలుసో లేదో, ఈ యుగమైన వేదధర్మం ఎప్పుడూ విజయమే సాధిస్తుంది తెలుసుకోండి ఇక్కడ. అది శాశ్వత సత్యం. అందుకు అది ఏం చేస్తే ఏం పరిష్కారం వస్తుందో చెప్పగలిగేటువంటి పురోహిత వర్గం ఉండాలి. అనేక రకాల దాడులు జరుగుతున్న భారతీయ సంస్కృతి బ్రతికి బట్ట కట్టగలిగిందంటే ఈ వర్గం వల్లని తెలుసుకోండి ఇక్కడ. ఇందులో సందేహమేం లేదు, నిర్భయంగా చెప్పచ్చు. ఎందుకంటే ఎవడైనా సరే నా జాతకం బాగుందండి, ఏం చేయాలంటే జపం చేయాలండి. జపం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనకు ముందు మన హితం కోరడానికి ఎవరిని ముందు ఆశ్రయిస్తాం? వాడి పేరే పురోహితుడు తెలుసుకోవాలి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా. అందుకు అయితే పురోహితుడు అంటే అలా ఉండాలి, దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ వర్గం అలా తయారయ్యేలాగా సమాజం సంస్కరింపబడాలి, ఎదగాలి, గ్రహించగలగాలి. ఇది తెలుసుకోవాలి. అందుకు అలాంటి గొప్ప పురోహితుడిని సంపాదించండి మీరు అని సలహా ఇచ్చాడెవరు? అంగారపర్ణుడు. అయితే అలాంటి వాడిని వెతకాలంటే మాకు కష్టం, నువ్వే చెప్పు ఎవరు నేను అలాంటి మహాత్ముని ఒకరిని అంటే, వశిష్ఠుని మహిమను ఇక్కడ బోధిస్తాడు. వశిష్ఠుడు పురోహితుడిగా సూర్యవంశాన్ని ఎలా రక్షించాడు, ఆ వశిష్ఠుడి యొక్క తపోదండం ముందు విశ్వామిత్రుడి క్షాత్రం ఎలా నిర్వీర్యమైపోయింది అనే అంశాన్ని ఇక్కడ కథగా చెప్తాడు విస్తారంగా అంగారపర్ణుడు. అంతేకాదు వాళ్ళు పూర్వీకుల చరిత్రలు కూడా చెప్తారు, కథలో కథలు చాలా విశేషంగా ఉంటాయి, కానీ ప్రస్తుతానికి వాటికి నమస్కారం. మొత్తానికి ఇక్కడ నుంచి నువ్వు కొంత దూరం వెళితే ఉత్కోచక తీర్థం అని ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థం దగ్గర దేవల మహర్షి యొక్క కనిష్ట సోదరుడు ధౌమ్యుడు అని ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన్ని వెళ్ళి ఆశ్రయించండి, మీకు నచ్చితే పురోహితుడిగా చేసుకోండి అన్నాడు. వెంటనే వాళ్ళు వెతుక్కుని వెళ్ళారు ఇక్కడ. ఆ వెళ్ళినప్పుడు ఆ మహాత్ముడు మహా తేజస్సుతో భాసిల్లుతున్నాడు. ఆ భాగీరథి తీరంలో ఆ తీర్థం వద్ద ఆయన పాదాల మీద పడ్డారు వారు. ఎందుకంటే ఆయన తపస్సు అంత గొప్పది, నిరపేక్షంగా ఉన్నటువంటి మహానుభావుడు, సమూహ ధర్మ క్షేమం కోసం, దేశక్షేమం కోసం తప్పించేవాడండి. మొత్తం రాజ్యక్షేమం కోసం తప్పించాలి, దానికి కావలసిన కర్తవ్యాలు ఏమిటో చేయించాలి, అది పురోహితుడి యొక్క ధర్మం. అందుకు సహి వేదార్థ తత్వజ్ఞ తేషాం గురురుగారధి ఉదారధీ తేన ధర్మవిదాపార్థ యాజ్యా ధర్మవిద కృతాః. అతడు ధర్మవేత్త, ఉదారమైన బుద్ధి కలవాడు, వేదార్థముల యొక్క యథార్థ స్వరూపము తెలిసినటువంటి వాడు. అలాంటి వాడు ధర్మరాజు మొదలైన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఇటువంటి వాళ్ళు యజమానులుగా ఉంటే నేను తప్పకుండా పురోహితుడుకుంటాను అనుకున్నట్ట. పరస్పరం గొప్పతనం. అలా తాను వారి పౌరోహిత్యాన్ని అంగీకరించాడు మహానుభావుడు. ఆ తర్వాత పాండవులు పాంచాల దేశానికి వెళుతున్నారు. ఎందరు ఆశీర్వచనాలు పొంది వెళుతున్నారో పరిశీలించండి ఇక్కడ. ఈ విధంగా పాంచాల దేశానికి చేరుకున్నారు, స్వయంవర సభలోకి ప్రవేశించారు. ఆ స్వయంవర సభకి వెళుతూ ఉండగా తోవల కొందరు బ్రాహ్మణులు ఎదురయ్యారు వీళ్ళకి. వీళ్ళు బ్రాహ్మణులేగా వేషంలో, కాబట్టి పద మనందరం కలిసి వెళదాం, ఎందుకంటే అక్కడ యజ్ఞాలు చేస్తున్నారు, మంచి దానాలు ఇస్తాడు, పైగా అతడు బ్రాహ్మణ ప్రియుడు, బ్రాహ్మణ భక్తి బాగా కలిగినటువంటి వాడు. అంటే వేదవేత్తలు, భగవద్ ఆరాధనా పరులు, తపస్సులు, జ్ఞానులు పట్ల భక్తి కలిగినటువంటి వాడు ద్రుపద మహారాజు. అందుకు మమ్మల్ని పిలిచాడు, అక్కడ కర్తువు చేస్తారు, మనము వెళదాం పద అని చెప్పగానే సరే అని వీళ్ళు బయలుదేరారు. వాళ్ళతో పాటు స్వయంవర సభలోకి చేరుకున్నారు. నిజంగా భారతంలో రామాయణంలో ఆనాటి నగర నిర్మాణం, గృహ నిర్మాణం ఇవి పరిశీలిస్తే ఆనాటికే నిర్మాణ విజ్ఞానంలో భారతీయ సంస్కృతి ఎంత అభ్యున్నతిని సాధించిందో ఆలోచిస్తామండి. ఎందుకంటే మనకు గొప్ప ఆలయానికి వెళతాం, అద్భుతమైన శిల్పం అంటాం, తాకితే సప్తస్వరాలు పలుకుతున్నాయండి అంటే మహిమండి అంట, మహిమ కాదు విజ్ఞానం అది, తెలుసుకోండి ఇక్కడ. అలా పలకగలిగేటట్టు ఎలా నిర్మాణం చేశారు, ఏమిటా కట్టడాలు, ఈనాడు అధునాతనమైన యంత్ర పరికరాలతో కూడా నిలపలేని స్తంభాలను ఎలా నిలపగలిగారు ఒక్కరైనా ఆలోచించారా? ఆలోచిస్తే ఆనాటి విజ్ఞానం ఎంత ఉంది అని తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశామా? జరగట్లేదు. ఇప్పటికైనా ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే భారతం దగ్గర పెట్టుకుని లేదా రామాయణం దగ్గర పెట్టుకుని నాటి నగర నిర్మాణ విజ్ఞానాన్ని పరిశీలించండి. ఇక్కడ స్వయంవర సభామండపం ఎలా ఉందో వర్ణిస్తాడు. ఈ వర్ణన వర్ణించే సమయం మనకు లేదు, కానీ క్లుప్తంగా మండపం యొక్క విస్తారము, అక్కడ అమర్చిన పద్ధతులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ వైభవం భారతదేశానికి ఉండేదో మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాంటి ఆ భవ్యమైనటువంటి స్వయంవర సభా మండపంలో అనేక మంది కూర్చునున్నారు. అందులో దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శల్యుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారట. ఈశాన్య భాగంలో రాజులంతా కూర్చున్నారు, మరొకవైపు విప్రులంతా కూర్చున్నారు. ఆ విప్రుల పంక్తిలో కూర్చున్నాడు అర్జునుడు మొదలైన వాళ్ళందరూ కూడా. ఇంకా స్వయంవర సభ అంతా కూడా కళకళలాడిపోతుంది, అనేక రకాల గుసగుసలు మాటలు పెడుతున్నాయి. ఈ సమయంలో ద్రౌపది దర్శనం కోసం ఒక్కొక్కరు కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నా కనబడేటట్టు ద్రౌపది వచ్చే చోటు అమర్చేస్తండి అక్కడ. అంటే గ్యాలరీ అనేది ఎలా ఉండాలో అనేది కనబడుతుంది మనకి ఇక్కడ. పైగా అనేక మంది వచ్చారు ఇక్కడ. స్వయంవరం గురించి ఆలోచించాలంటే కొంతమంది క్షత్రియులు వస్తారు, అందులో ఒకడెవడో ప్రతాపం చూపిస్తాడు, వాడు గెలుస్తాడు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కాదు, కొందరు ప్రతాపం చూపిస్తారట, కానీ ఆహ్వానం అందుకున్న ప్రతి క్షత్రియుడు వస్తాడు. అందరూ వివాహం ఆడడానికో ప్రతాపం చూపించడానికో రారుట. అదొక ఉత్సవం, ఆ ఉత్సవంలో భాగం కలుగుతుంది. తద్వారా ఏ రాజు ఎవరిని వివాహం ఆడాడు, ఏ రాజుకి ఎవరితో అనుబంధం ఏర్పడిందని సర్వరాజులకు తెలుస్తుంది. అలాంటి ఒకనొక వ్యవస్థ. అందుకే స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరి మీద వరమాల వేస్తుందా అని వెళ్ళారు అనుకోరాదు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో వెళతారు. ఈ ఉపోద్ఘాతం ఈ స్వయంవరానికి ఇంకా అవసరం. అనేక రకాల క్షత్రియులు వచ్చారు. ఆనాడు ఉన్న క్షత్రియ జాతులు వాళ్ళందరూ వచ్చారు అక్కడ. అప్పుడు భారతంలో మనకు వర్ణిస్తున్న భారతదేశాన్ని చూస్తే ఎంత అఖండమైన విస్తారమైన భారతదేశం ఉండేదో మనకు అర్థమవుతుంది. ఇక్కడ అలా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి రకరకాలైనటువంటి క్షత్రియులు కూర్చుని ఉన్నారు అక్కడ. పైగా అందరూ కొందరు కుతూహలంతో ఎలాగైనా ద్రౌపదిని వరించాలి ఉన్నారు. కానీ అలాంటి సమయంలో దృష్టద్యుమ్నుడు ప్రవేశించాడు అక్కడ. అందరికీ కనబడేటువంటి రంగస్థలంలోకి వచ్చాడు దృష్టద్యుమ్నుడు. వచ్చి మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఒకనొక వీర్య శుల్కగా ద్రౌపదిని మేము నిర్ణయించాం. ఎందుకంటే అయోనిజులైనటువంటి వారిని ఎవరికైనా అందివ్వాలంటే కేవలం వారు నచ్చిన వారిను లేదా వారిని నచ్చిన వారిని ఇవ్వడం కాదుట. అలాంటి వాళ్ళని పొందగలగాలంటే ఒక దివ్యమైన పరీక్ష పెట్టాలి. ఒక దివ్య పురుషుడు మాత్రమే ఛేదించగలిగే పరీక్ష పెట్టాలి. అప్పుడు వాడు అయోనిజుని పొందడానికి అర్హుడవుతాడు. అయితే అసలు ద్రౌపదుడు ఉద్దేశంలో ఎవడున్నాడు? అర్జునుడు చెప్పుకున్నాం. ఆయన అర్జునుడి విద్య వైభవం తెలుసు. కదులుతున్నటువంటి ఒకనొక వస్తువుని కొట్టగలిగేటువంటి విలు విద్య ఆయన దగ్గర ఉందిటండి. ఇక్కడ అదొక ప్రత్యేకం. అలాంటి విద్య ఆయన దగ్గర ఉంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో చూపిస్తాడు అర్జునుడు. అందుకు ఇప్పుడు ఏర్పాటు చేసింది కూడా ఒక చలిస్తున్నటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు అన్నారు ఇక్కడ. ఆ చలిస్తూ పైన ఒక యంత్రం ఉంటుంది, దాని క్రింద ఒక వృత్తాకారంలో ఒక యంత్రం బంధించబడుతుంది, దాని నడుము ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి బాణాలు వేయాలి. అలా వేయడానికి 5 బాణాలు ఒక ధనస్సు. ఎవరు తీసుకెళ్ళిన ధనస్సుతో వాళ్ళు ప్రయోగం చెయ్యరాదు. దానికంటూ ఒక ధనస్సుని, దానికంటూ కొన్ని బాణములు ఉన్నాయి. ఆ ధనస్సు ఆ బాణములే తీసుకుని ప్రయోగించాలి. ఆ రంధ్రంలోంచి పైన తిరుగుతున్నటువంటి మత్స్యము దాన్ని ఛేదించాలి. అది ఇక్కడ పెట్టినటువంటి పరీక్ష. దృష్టద్యుమ్నుడు ప్రకటిస్తున్నాడు, ఇక్కడ మేము నిర్ణయించిన పద్ధతి ఏంటంటే ఇదం ధనుర్లక్ష్యమిమేచ బాణాహ. ఇది ధనువు, అది లక్ష్యము, ఇవి బాణములు. ఎంత చక్కగా చెప్పాడు అండి. అంటే వ్యాసుడి భాష ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. శ్లోకంలోనే వచనంలా ఇదం ధనుర్లక్ష్యమిమేచ బాణాహ శృణ్వంతు మే భూపతయ భూపతయ సమేతా. వచ్చిన ఓ రాజులందరూ వినండి, ఇక్కడ ఈ పరికరములు పెట్టబడ్డాయి. ఛిద్రేణ యంత్రస్య సమర్పయధ్వం శరైశితేర్ వ్యోమచరైర్ దశార్ధై. దశార్ధ అంటే 10లో సగం, అనగా 5. ఈ 5 బాణములు వీటితో మీరు ఛేదించగలగాలి. అందుకని 5 ఫెయిల్ అయ్యి ఆరోధిస్తారంటే ఎవరు, 5 ఇంట్లో చేస్తేనే. ఏతన్ మహత్కర్మ కరోతి యోవై, ఎవడి మహత్కర్మ చేస్తాడో వాడు. అయితే ఎవడైనా చేసి వచ్చంటే మరికొన్ని కండిషన్స్. కులేన రూపేణ బలేన యుక్త. వాడు ఉత్తమ వంశంలో పుట్టినవాడి ఉండాలి, ఉత్తమ రూపం కలిగిన వాడి ఉండాలి, ఉత్తమ బలం కలిగిన వాడి ఉండాలి. ముందు ప్రీ కండిషన్స్ ముందు ఉండాలి. అవి ఉంటూ ఇది కానీ చేయగలిగితే తస్యాజ్య భార్యా భగినీ మమేయం, నా సోదరి అతనికి భార్య అవుతుంది. ఆవిడ పేరేమిటి? కృష్ణ భవిత్రి నమృషా బ్రవీమి. ఆవిడ పేరు కృష్ణ, నేను అబద్ధం ఆడడం లేదు అన్నాడు. ఇక్కడ ఈ మాటను ప్రకటించగానే అనేక మంది రాజులు ఓహో రకరకాలు మాట్లాడుకుంటున్నారు. ముందు ధైర్యం చాలట్లేదు చాలామందికి. ధైర్యం ఉంది అనుకున్న వాళ్ళు కొందరు బయలుదేరుతున్నట్ట. ఈ సన్నివేశం జరుగుతుండగా అక్కడొచ్చిన క్షత్రియ వంశముల యందు ఒక క్షత్రియుల గుంపు ఒకవైపు కూర్చుంది. ఆ గుంపు మాత్రం ఎందుకు వచ్చిందయ్యా అంటే పాల్గొనని ఇక్కడ ప్రకటించడానికి రాలేదుట, కేవలం ప్రేక్షకులుగా కూర్చుని చూసి ఉత్సవానికి వచ్చారట. స్వయంవర ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు. ఎందుకంటే ద్రోణుడు వచ్చి ప్రకటించడానికి ముందు ఒక హోమం చేస్తారు, ఆ క్రతువు జరుగుతుంది. ఆ క్రతువు జరిగిన తర్వాత వచ్చి ప్రకటిస్తారు ఇక్కడ. అందుకది ఉత్సవం. ఇదంతా కూడా ఒక యజ్ఞోత్సవంలా చేస్తున్నారు. ఆ ఉత్సవంలో కేవలం బలపరాక్రమం చూపించి ద్రౌపదిని చేపట్టాలని ఉద్దేశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉద్దేశం లేని వాళ్ళు ఒకచోట కూర్చున్నట్ట. ఆ ఉద్దేశం లేని వాళ్ళు ఎవరో ఇక్కడ చూపిస్తున్నాడు. హలాయుధ తత్ర జనార్దనశ్చ. భారతంలో మొట్టమొదట కృష్ణ ప్రవేశం ఇక్కడ జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భారతానికి మూలమైనటువంటి స్వామి ఇప్పుడు వస్తున్నాడు. హలాయుధస్తత్ర జనార్దనశ్చ, బలరాముడు కృష్ణుడు. ఎందుకు ఇలా చెప్పారు? అన్నగారు కదండి బలరాముడు, అందు గౌరవం. అంతేకాదు ఆయన వంశానికి చెందిన వృష్ట్యంధకాశ్చైవ యథా ప్రధానం, యదువంశులైన అంధకులు, వృష్ణులు, యదువులు మొదలైనటువంటి వాళ్ళందరూ ప్రేక్షాంస్మ చక్రుహు యదుపుంగవాస్తే, కేవలం ప్రేక్షకులుగా మాత్రమే కూర్చున్నారు. స్థితాశ్చ, ఎందుకయ్యా అందరూ అలా కూర్చున్నారు అంటే అలాగే కూర్చోండి కృష్ణుడు చెప్పాడు. అది ఇక్కడ చెప్పడం మన పని అంతే. స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః, కృష్ణస్య మతే, కృష్ణుని యొక్క మతిని అనుసరించి. భారతాన్ని ఎంత జాగ్రత్తగా చదవాలండి. ఇక్కడ అనేక మంది సామాన్యులున్నారు, పండితులున్నారు, మేధావులున్నారు. నాకు సామాన్యుల విషయంలో ఏ బాధ లేదు, వాళ్ళు చక్కగా వింటూ ఆనందిస్తూ ఉంటారు. కానీ పండితులు ఉన్నారు, వాళ్ళు ఇది మాత్రమే కాదు మరికొన్ని విన్నారు. నేను ప్రత్యక్షంగా ఒక సభలో చూసిన విషయం అంటే ఒక నాస్తిక సభ అండి. కృష్ణుడు అనే పాత్ర చాలా కల్పిత పాత్ర. భారతంలో ఎక్కడ కృష్ణ శబ్దం లేదు మీరు వెతుక్కోండి, వాసుదేవ శబ్దం ఉంది. కృష్ణ శబ్దం చూపిస్తే ఎన్ని మార్లు చూపించారో అన్ని పాతిక వేళ్ళు ఇస్తాను ప్రకటించాడు ఒక నాస్తికుడు. కృష్ణ అనేది ఇతర మతాలు తయారయ్యక తయారీ భాగవతంలో వచ్చిందని చెప్పాడు. వెంటనే అక్కడ కూర్చుని వాళ్ళు నోరు వెళ్ళబెట్టారటండి. ఇక్కడ చాలా ఆశ్చర్యం. అయితే నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరగలేదు ఆ సభలో, కానీ అక్కడ కూర్చుని పండితులు కూడా బయటకు వచ్చేసారు. అతను సమాధానం చెప్పలేకపోయారు. అయ్యో ఆ సమయంలో లేనే ఎన్ని పాతిక వేళ్ళు పొందవచ్చు అని అనుకున్నాను నేను అప్పుడు. ఎందుకంటే ఇలా తెలిసి తెలియని మాటలు రాస్తారు, వాటిని ముందు రాసేస్తారు. అప్పుడు ఈ మాధ్యమ రంగం ఉంది కదా, అదొకటి. వాళ్ళకేంటంటే ఇంతవరకు అందరు కృష్ణుడు గొప్పవాళ్ళు అంటున్నారు, వీడెవడో తక్కువ చేశారు కానీ కొత్తగా ఉందని వాడు అది చేస్తాడు. మన పురాణ పాత్రలు ఎంత అవమానిస్తే అన్ని అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారని మనం ఎప్పుడుగో చెప్పుకున్నాం. ఇంకా అవి కుర్రవాళ్ళకి అసలు ఎలాగో చదవరా ఓపిక లేదు, ఇంక పనికి మాలినవి చదివి వెంటనే నిందలు చేస్తారు. చూడండి ఇక్కడే చూపిస్తున్నాడు కృష్ణశ్యమతే, చక్కగా చూపిస్తున్నాడు. చూపిస్తుంటే ఆ ప్రశ్న ఏమిటో అర్థం కాదు. ఒకవేళ అలాంటి మాటలు ఏవైనా చదివిన పండితులు ఎవరు ఉంటారేమోనని అది తొలగించడానికి మాట చెప్తున్నాయి ఇక్కడ. అందుకే సంప్రదాయబద్ధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాసభారతం చదవాలండి. ఇక్కడ కవిత్రీ భారతం కూడా గొప్పదే కాదని కాదు, కానీ వ్యాసుడు ఎక్కడ కీలకమైన కొన్ని సన్నివేశాల దగ్గర వర్ణించాడో అవి ఎందుకో వాళ్ళ దృష్టికి రాలేదు, విడిచిపెట్టారు. అక్కడ విడిచిపెట్టడమే కాదు తమ కల్పన కొంత చేయడం జరిగింది. దానిలో కొన్ని ఉదాత్తమైన సన్నివేశాలు, ఔచిత్యాలు దెబ్బతిన్నాయి, అది ఒప్పుకోవలసిందే. కానీ కవిత్రయ భారతాన్ని మాత్రం గౌరవిద్దాం. ఏమీ ఇక్కడ అవహేళన చేయడం కాదు, కానీ మూలమే ప్రమాణము అది చెప్పడం కోసం, అందుకోసం చెప్తున్నాం ఇక్కడ. అందుకే ఎక్కడ సందేహం వచ్చినా మూలం తీసుకోవాలి, అది చూపిస్తున్నాం. కృష్ణ ప్రదజ్జే యదు వీర ముఖ్య, అంతేకాదు ఆ కృష్ణ పరమాత్మ అక్కడ కూర్చుని ఈ సన్నివేశం భావించాలండి. ఇంతమంది యదువంశీయుల మధ్యన ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అక్కడున్న బలరాముడితో చెప్తున్నట్ట. చూసావా అక్కడ బ్రాహ్మణ ఐదుగురు కూర్చున్నారు కదా, వాళ్ళు ఎవరనుకున్నావు, వాడు ధర్మరాజు, వాడు భీముడు, వాడు అర్జునుడిని పరిచయం చేస్తున్నట్టండి. ఇక్కడ కేవలం ఇతనికి మాత్రమే వినబడేటట్టు శనై శనైస్తాన్ ప్రసమీక్ష రామో, ఆ రాముడితో మొత్తం అర్థమయ్యేటట్టుగా బలరాముడికి చెప్తూ జనార్దనం ప్రీతమనా దదర్శ. జనార్దనుడు చాలా ప్రీతిగా వాళ్ళని చూస్తున్నట్ట. ఆయన ఒక్కడు పోల్చుకున్నాడు మొత్తం, ఆయన పోల్చుకోలేకపోతే ఎవరు పోల్చుకోగలరండి. పోల్చుకోవడమే కాదు బలరాముడితో కూడా చూపిస్తున్నాడు. అంతేకాదు నేను చెప్తున్నాను చూడు, వీళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు అంటున్నాడు. ఈ లోపల ఒక్కొక్కరు వారి యొక్క ప్రతాపాలు చూపించడానికి వెళుతున్నారు. అన్యేతు వీరాన్ రూపపుత్ర పౌత్రాహ, ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నాడండి. ఈ శ్లోకానికి శాస్త్రం తెలిసినటువంటి భక్తులు జ్ఞానులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు, ఆ వ్యాఖ్యానం కూడా చూద్దాం. అన్యేతు వీరాహ నృపపుత్ర పౌత్రాహ కృష్ణాగతైర్నేత్ర మనస్వభావై వ్యాయచ్ఛమానా దదృశుర్నతాన్వై సందష్ట దంతఛది తామ్రనేత్రాహ. ఇక్కడ కృష్ణ పరమాత్మ వాళ్ళను చూసి పోల్చుకున్నాడు కదా, మరి మిగిలిన రాజులెవ్వరూ వాళ్ళని చూడలేదట, వాళ్ళను చూస్తున్న కృష్ణుని చూడలేదట. మరి ఎందుకయ్యా అలా ఉన్నారంటే ఇక్కడ ప్రచ్ఛన్న వేషులైన పాండవుల్ని వాళ్ళు చూడలేదు, వాళ్ళను చూస్తున్న కృష్ణుణ్ణి చూడలేదు. మరి ఎందుకు అలా ఉన్నారంటే అప్పుడే వచ్చి వరమాల పట్టుకున్న ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూస్తూ పళ్ళు కొరుకుతూ కళ్ళు ఎర్రబడి కామవికారాలకు లోనై ఆమెని చూస్తున్న కారణంగా ఇటు విప్రుల్ని చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు అన్నట్టు. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎవడికి కామవికారం ఏర్పడుతుందో వాడు ధర్మాన్ని చూడ్డు భగవంతుణ్ణి చూడ్డు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి శక్తి. అక్కడ ధర్మం 5 రూపాలతో కూర్చుంది, కృష్ణుడు ధర్మాన్ని చూస్తున్నాడు, ధర్మం కృష్ణుడిని చూస్తుంది. అది వాళ్ళకి ప్రతిగా వీళ్ళు నవ్వేట, ఒకరికొకరు పలకరించుకున్న నవ్వులు అంతే. ఇద్దరిని వాళ్ళు చూడలేదట. ఎంత అద్భుతమైన సన్నివేశం చూడండి ఇక్కడ. మొత్తానికి దృష్ట్వాతు తం ద్రౌపదీ వాక్ష ముచ్చై, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు వచ్చి ధనుసు పట్టుకుని కింద పడ్డారట, కొందరు బాణం పట్టుకు కింద పడ్డారు, ఒక్కడు కూడా పట్టి నిలబడిన వాళ్ళు లేడండి. ఒక ఆయన మాత్రం వచ్చి ధనుసు పట్టుకున్నట్ట. నిజంగా వీడు కొడతాడేమో భయం చాలామందికి ఉంది, వీడు కొడతాడని ధైర్యం కొందరికి ఉందిట. అతడు కర్ణుడు. అయితే ఇక్కడ మనకి తెలుగు భారతంలో అయితే కర్ణుడు కొట్టలేకపోడేనని రాశారు, కానీ మూల భారతంలో చూపిస్తున్నారు. దృష్ట్వాతుతం ద్రౌపదీ వాక్యముచ్చేయి, అతడు ఇంకా ధనుస్సు పట్టుకుని తీద్దాం అనుకుంటున్నాడే లేదో, అంతవరకు మౌనంగా వరమాల పట్టుకున్న ద్రౌపది జగాద నాహం వరయామి సూతం గట్టిగా చెప్పిందిట, ఇతడిని నేను వరించను అని. దీన్ని బట్టి కేవలం యంత్రాన్ని ఛేదించిన వాడిని మెళ్ళో నేను దండ వేయక తప్పదు అని అస్వతంత్రత ద్రౌపదికి లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడు వీరుడైనా వరించే స్వతంత్రత ఆమెకున్నది. దీన్ని బట్టి స్వయంవరం అన్న విషయంలోనే స్త్రీకి ఎంత స్వతంత్రతనిచ్చారో దీన్ని బట్టి తెలుసుకోండి ఇక్కడ. పైగా ఆమె వీడు ఎంత పరాక్రమవంతుడు కావచ్చు, నేను వరించను, ఈమె వరించనంటే ఇంకా వీడి ముందుకు వెళ్ళడానికి వీల్లేదండి. పైగా కుల రూప గుణ ముందు చెప్పాడు ఇక్కడ, ఇవన్నీ ఉండాలి ఇక్కడ. మొత్తానికి ఆమె మాత్రం నాహం వరయామి సూతం, ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కలిబుద్ధులు వచ్చినటువంటి దుర్యోధన భక్తులు తర్వాత తర్వాత ద్రౌపదికి కర్ణుడిపై కూడా అన్నట్టుగా పాపప్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బుద్ధి ఇక్కడే. నాహం వరయామి సూతం అని అక్కడే ప్రకటించింది ఆ తల్లి, మర్చిపోవద్దు. ఇక్కడ సరిగ్గా భాగవతాన్ని భారతాన్ని మనం చదవాలి. నాహం వరయామి సూతం, నేను ఇతడిని వరించను అని ప్రకటించింది ఆమె. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలియాలి కదా, కర్ణుడిలో గొప్పతనం నిన్న మనం చెప్పుకున్నాం. గొప్పతనం చెప్పుకున్నాం కనుక పూర్తిగా గొప్పవాడే అనద్దు. ఇది మనకు వచ్చిన ఒక వికారం. ఎవళ్ళలోనే ఒక చెడు చూస్తే వాడికి నూరు మార్కులు దుర్మార్గుడు అంటామండి, ఒక సుగుణం చూస్తే నూటికి నూరు మార్కులు సుగుణవంతుడు అంటావు. ఈ పొరపాట్లు ఎప్పుడు చేయొద్దు, ఎటువంటి ప్రిజుడిస్ లేకుండా మొత్తం పరిశీలించాలి. నిన్ననే మనం చెప్పుకున్న కల్పిత పాత్రలు అయితే మనం నాయకుడిని నూటికి నూరు పాలు సుగుణవంతుడుగా, ప్రతి నాయకుడిని నూటికి నూరు పాలు దుర్గుండుగా చూపించవచ్చు. కానీ వాస్తవం అలా ఉండదు. మనం ప్రతి నాయకుడు అనుకునే వాళ్ళు కూడా సుగుణాలు ఉంటాయి, నాయకుడు అనుకునే వాళ్ళు ఒకటో రెండో దుర్గుణాలు ఉంటాయి. అందుకు దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే భారతం కల్పిత కథ కాదు. ఇది తెలుసుకోవాల్సినది. వాస్తవంగా జరిగే, అందుకు వాళ్ళ మహోన్నతమైన వ్యక్తిత్వాలు కనబడుతుంటాయి, కొన్ని లోపాలు కనబడుతుంటాయి. కనుక కర్ణుడు అనేక విధాల గొప్పవాడు, అనేక విధాల భయంకరమైన వ్యక్తి. అవన్నీ తర్వాత తర్వాత మనం అలుగు తెలుసుకోబోతూ ఉన్నాం. మొత్తానికి ఆ కర్ణుడు అప్పుడు చేసిన పని ఏమిటంటే సామర్షి హాసం ప్రసమీక్ష సూర్యం. ఒక్కసారి అతనికి ఒక నవ్వు వచ్చిందిటండి. అది ఆ నవ్వు నవ్వి సూర్యభగవాన్ ఒక్కసారి చూసి ధనుస్సును అక్కడ పెట్టి వెళ్ళిపెట్టా. సూర్యుడిని చూశాడన్న మాటలో ఎంత ధ్వనిచ్చారో నిన్ననే చెప్పుకున్నాం మనం. ఎండావాన, ఆ ఎండావానే కర్ణుడు అర్జునుడు. నిన్న కుమారాస్త్ర విద్యా పరిశ్రమ దగ్గర గమనించి తెలుసుకుంటే చాలు. ఇంకా అటు తర్వాత వస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తున్నారు కదా, అందులో మహానుభావుడైన బ్రాహ్మడు కదిలెట్ట అందులోంచి. సయేష సింహర్షభఖేలగామి, ఆయన నడకే ఎలా ఉందంటే ఒక సింహగమనంలా ఉందిట. చూడ్డానికి బ్రాహ్మడిగానే వెళ్తున్నాడు, వెళుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గుసగుసలు పోతున్నట్ట. ఇదేమిటి, ఇంతమంది క్షత్రియులు చేయలేదు వీడు చేయగలడా? ఎందుకంటే దుర్యోధనుడు వెళ్ళి పట్టుకుని బొక్కబొర్ల పడ్డట్టండి అలా భయంకరంగా. ఇంకా ఆ తర్వాత వెళ్ళి శల్యుడు పడిపోయేట, ఒక్కొక్కరు ఎలా పడిపోయారో వర్ణిస్తారు, చాలా హాస్యంగా ఉంటుంది అదంతా కూడా. మొత్తానికి ఈయన వెళుతున్నట్ట, ఇంతమంది క్షత్రియుల చేత సాధ్యం కానిది, ఇతడు ఏం సాధిస్తాడు అనుకున్నారు మొత్తం గుసగుసలు. పైగా బ్రాహ్మణులు అనుకుంటే ఇదేదో దానం పుచ్చుకోవడానికి రమ్మంటూ వచ్చారు అనుకున్నాం, కానీ విడిలా బయలుదేరేడు వీటని. ఇంకోళ్ళు అన్నట్ట, అసలు ఈ ధనుర్విద్యంతా వీళ్ళ నుంచేగా క్షత్రియులకు కూడా వచ్చింది, అది మర్చిపోవద్దుగా. ఒక పరశురాముడు, ఒక అగస్త్య మహర్షి, అగస్త్య మహర్షి బ్రహ్మాస్త్రం ఇత్యాదులన్నీ కూడా అందించాడు. కనుక ఈ మహర్షులు అందరూ వాళ్ళ దగ్గర ఉంది విద్య, వశిష్ఠుడు. కనుకనే అంత తేలిగ్గా అనద్దు, వీళ్ళు ధర్మాన్ని అనుసరించి శక్తిని నేర్పుతారే కానీ ధర్మానికి దెబ్బ తగులుతుందంటే వీళ్ళు శక్తిని ప్రకటించగలరు, అటువంటి శక్తి విప్రులకు ఉన్నది అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నట్ట. ఆ సమయంలో మహానుభావుడు వెళ్ళి అద్వితీయంగా ఆ ధనుస్సుని పట్టుకుని అలవోకగా లక్ష్యాన్ని ఛేదించాడు. వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించారు. అక్కడ వరించింది ద్రౌపది, ఇది తెలుసుకున్నది. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కోపం వచ్చింది, పెద్ద అవమానంగా భావించారు వీళ్ళందరూ. ఆఖరికి దానాలు పట్టుకునే బ్రాహ్మడు ఈ క్షత్రియ కన్యని చేపడతాడా, మేమందరం పనికిరాని వాళ్ళం అయ్యామా అని వాళ్ళు ఇతని మీద యుద్ధానికి వచ్చారట. ఆ యుద్ధం వచ్చినప్పుడు ధనుసు తీశాడు మహానుభావుడు. యుద్ధానికి వచ్చిన వాళ్ళ కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పాఠం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఆ కర్ణుడు చూశాడు ఇతని యొక్క అస్త్ర విద్యను, ఇతను ఎవడై ఉంటాడని ఆలోచించట. వాళ్ళు ప్రచ్ఛన్న వేషాలు అలా ధరించారో చూడండి, ఇక్కడ పోల్చుకోలేని విధంగా. బహుశా అజ్ఞాతవాసానికి ప్రాక్టీస్ ఇవ్వం, చెప్పలేం ఇదంతా కూడా. ఎప్పుడైతే ఆ విధంగా అతని ప్రతాపాన్ని ఎదుర్కొనలేక కర్ణుడు బాణములు ప్రయోగిస్తూ ఒక్కొక్క సమయంలో అర్జునుడు తెచ్చుకున్న ధనుస్సును కూడా భంగం చేశాట. కానీ అర్జునుడితో మాట అంటాడు, నువ్వెవరివో ముందు చెప్పు, నిన్ను చూస్తూ ఉంటే సామాన్య బ్రాహ్మణుల్లా లేవు, నువ్వు ఏ తపస్వి, నువ్వు ఏ ఋషివి, నువ్వు ఇవన్నీ తెలియజేయు అని అంటే అవన్నీ నా బాణాలతోనే తెలియజేస్తానన్నాడు మహానుభావుడు. అక్కడికి అక్కడ అనుకుంటాడు, ఎందుకంటే ఇదివరకు ఇద్దరుకున్నటువంటి శాపాలవన్నీ గుర్తొచ్చాయి. ఇలాంటి అస్త్ర విద్యావేత్తలతో మంత్రవేత్తలతో పెట్టుకోకూడదు అని తాను వెనుదిరిగేటండి. ఇక్కడ ఇటు శల్యుడు దుర్యోధనుడు ముందుకు వెళ్ళినప్పుడు ఒక చెట్టును ఓడబెరికి భీముడు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఎప్పుడైతే అర్జునుడు లక్ష్యఛేదం చేశాడో అప్పుడు అక్కడ నుంచి ధర్మరాజు మాత్రం తన నివాసానికి తాను వెళ్ళిపోయేట, మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఎప్పుడైతే ఇతర రాజులు ముందుకొచ్చారో భీమార్జునులు ఇద్దరు ఎదుర్కొన్నారు. అందులో భీముడు ఒక చెట్టును ఓడబెరుకుతట్ట వాళ్ళ మీదకి, అర్జునుడు ధనుస్సు పట్టుకుంటాడు. ఇలా సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉండడాన్ని చూస్తున్నాడు పరమాత్మ. చూసి చూసారా వాళ్ళు ఎవరెవరో నేను చెప్తాను చూడండి. ఇద్దరు ఒకే వేషాల్లో కనబడుతున్నారు కానీ సయేష సింహర్ష బఖేలగామి మహద్ధను కర్షతి తాళమాత్రం, తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న ధనుస్సుని పట్టుకుని నారి లాగుతున్నవాడు ఎవడో తెలుసా? ఏషోర్జునో నాత్ర విచార్యమస్తి. ఇందులో అతడు అర్జునుడు, ఇందులో ఏ సందేహం అక్కర్లేదు. అందులో ఆయనలో ఉన్న తేజస్సు ఏంటో తెలుసా? సంకర్షణ తేజస్సుంది అన్నాడు. అంటే విష్ణువు తేజస్సుంది, రజ్జస్తి సంకర్షణ వాసుదేవ. అంటే అర్జునుల్లో విష్ణు తేజం కూడా ఉంది, ఇది తెలుసుకోవలసింది. అందుకే నర నారాయణులు కదా, నరుడు విష్ణువంశ సంభూతుడు. ఏకోహి పార్థః ససురాసురాన్ బహున్, ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో వెంటనే బలరాముడు అన్నట్ట, అయితే మనవాళ్ళు, మనం వెళ్ళి వాళ్ళకి సహకరిద్దాం, మనం కూడా ఈ దాడికొచ్చినటువంటి ఇతరులకు బుద్ధి చెప్దాం అన్నట్ట. ఆగు, ఏం అవసరం లేదు, మన సహాయం ఏం అక్కర్లేదు. అతడు ఎలాంటి వాడు అనుకున్నావు? ఏకోహి పార్థః ససురాసురాన్ బహున్ అలం విజేయితుం కిము మానుషాన్ రూపాన్, ఒక్క అర్జునుడు చాలయ్యా సమస్త దేవతల్ని అసురుల్ని అందరినీ కూడా జయించగలడు అలాంటి మహానుభావుడు. అలాంటిది మనుష్యుల్ని జయించడానికి ఎంత చెప్పు, ఎంత చెప్పు. సహాయస్య మస్మాన్ యది సవ్యసాచి, ఒకవేళ వాళ్ళకి మన సహాయం కావాలంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు, మనం వెళదాం. ఇప్పుడు మాత్రం మనం వెళ్ళవలసిన అవసరం లేదు, అతడు ఒక్కడే సమాధానం చెప్పగలడు అన్నారు. ఈ లోపల శల్యుణ్ణి భీముడు పట్టి కింద కొట్టేటండి. ఒకటి అది చచ్చేటట్టు కొట్టలేదుట, అంటే కొట్టేటప్పుడే ఎలా కొడితే చస్తాడు, ఎలా కొడితే దెబ్బతి నూరుకుంటాడు తెలుసు. అది అలా కొట్టాడు. ఆ శల్యుడు కింద పడగానే ఇంకా కౌరవులకి మహా ఉక్రోషం వచ్చింది, కానీ భయం కలిగింది. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ముందుకు వచ్చి, ఇప్పుడు మీరు యుద్ధం చేయడానికి కారణమేమిటి? ఇక్కడ ప్రకటించిన ప్రకారంగా కులరూప బలములు మూడు ఉన్నాయి, లక్ష్యాన్ని ఛేదించాడు, అందుకు అతను అన్ని విధాల యోగ్యుడు, ఆమె వరించింది. ఇప్పుడు మీ యుద్ధానికి ఇదేముంది, అందుకు శాంతించండి అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కలగజేసుకుని చెప్పాడో అప్పుడు శాంతించి అందరూ ఎవరు దారులకు వారు మళ్ళారు. ఆడ తర్వాత ఆ తల్లి అర్జున్ను అనుసరించి వెళ్ళింది ద్రౌపది. తను వరించాడు గనక ఇంకా ఇచ్చిన మాట ప్రకారంగా తాను అతనికి చెందినది అని చెప్పి బయలుదేరి వెళ్ళినది ద్రౌపది అర్జున్ని వెంటా.